సంవత్సరాయ దీక్షిష్యమాణా దీక్షిష్యమాణా సంవత్సరాయ సంవత్సరాయ దీక్షిష్యమాణా ఏకాష్టకాయ ఏకాష్టకాయ దీక్షిష్యమాణా సంవత్సరాయ సంవత్సరాయ దీక్షిష్యమాణా ఏకాష్టకాయ సంవత్సరాయేతి సంవత్సరాయ దీక్షిష్యమాణా ఏకాష్టకాయ ఏకాష్టకాయ దీక్షిష్యమాణా దీక్షిష్యమాణా ఏకాష్టకాయ దీక్షేరం దీక్షేరం ఏకాష్టకాయ దీక్షిష్యమాణా దీక్షిష్యమాణా ఏకాష్టకాయ దీక్షేరం ఏకాష్టకాయ దీక్షేరం దీక్షేరం ఏకాష్టకాయ ఏకాష్టకాయ దీక్షేరణ్యే శ్రీషాదీక్షేరణ్యేకాష్టకాయ ఏకాష్టకాయ దీక్షేరణ్యేష ఏకాష్టకాయామిత్యేక అష్టకాయ దీక్షేరణ్యే శ్రీషాదీక్షేరం దీక్షేరణ్యేషా వై వా ఏషాదీక్షేరం దీక్షేరణ్యేషా వై ఏషా వై వా ఏషైషా వై సంవత్సరస్ వా ఏషైషా వై సంవత్సరస్ వై సంవత్సరస్ సంవత్సరస్ వై వై సంవత్సరస్ పత్ని పత్ని సంవత్సరస్ వై వై సంవత్సరస్ పత్ని సంవత్సరస్ పత్ని పత్ని సంవత్సరస్ సంవత్సరస్ పత్ని యత్పత్ని సంవత్సరస్ సంవత్సరస్ పత్ని సంవత్సరస్ సంవత్సరస్ పస్మేయ్యత్పత్నీపత్నీకాష్టకైకాష్టకాయత్పత్నీపత్నీకాష్టకైకాష్టకైతస్యామేతస్యామేకాష్టకైతస్యామేకాష్టకైతస్యామేతస్యామేకాష్టకైకాష్టకైతస్యాం వై వా ఏతస్యామేకాష్టకైకాష్టకైతస్యాం వై ఏకాష్టకేత్యేకాష్టకా రాత్రిం వసతి వసతి రాత్రిగో రాత్రిం వసతి సాక్షాత్ సాక్షాత్ వసతి రాత్రిగో రాత్రిం వసతి సాక్షాత్ వసతి సాక్షాత్ సాక్షాత్ వసతి వసతి సాక్షాదేవైవ సాక్షాత్ వసతి వసతి సాక్షాదేవ సాక్షాదేవైవ సాక్షాత్ సాక్షాదేవ సంవత్సరగం సంవత్సరమేవ సాక్షాత్ సాక్షాదేవ సంవత్సరం సాక్షాదితి సాక్షాత్ ఏ సంవత్సరకు సంవత్సరమేవ సంవత్సరమారభ్యారభ్య సంవత్సరమేవ సంవత్సరమారభ్య సంవత్సరమారభ్యారభ్య సంవత్సరకు సంవత్సరమారభ్య దీక్షంతే దీక్షంత ఆరభ్య సంవత్సరకు సంవత్సరమారభ్య దీక్షంతే సంవత్సరమితి సంవత్సరం ఆరభ్య దీక్షంతే దీక్షంత ఆరభ్యారభ్య దీక్షంత ఆర్తమార్తం దీక్షంత ఆరభ్యారభ్య దీక్షంత ఆర్తం ఆరభ్యేత్యారభ్య దీక్షంత ఆర్తమార్తం దీక్షంతే దీక్షంత ఆర్తం వై వా ఆర్తం దీక్షంతే దీక్షంత ఆర్తం వై ఆర్తం వై వా ఆర్తమార్తం వా ఏత ఏతే వా ఆర్తమార్తం వా ఏతే వా ఏత ఏతే వై వా ఏతే సంవత్సరస్య సంవత్సరస్యైతే వై వా ఏతే సంవత్సరస్య ఏతే సంవత్సరస్య సంవత్సరస్యైత ఏతే సంవత్సరస్యాభ్యభి సంవత్సరస్యైత ఏతే సంవత్సరస్యాభి సంవత్సరస్యాభ్యభి సంవత్సరస్య సంవత్సరస్యాభిదీక్షందే దీక్షందేభి సంవత్సరస్య సంవత్సరస్యాభిదీక్షందే సంవత్సరస్యేది సంవత్సరస్య అభిదీక్షందే దీక్షందేభ్యభిదీక్షందేభ్యభిదీక్షందే దీక్షందే దీక్షందే దీక్షందే ఏకాష్టకాయ ఏకాష్టకాయ దీక్షందే దీక్షందే ఏకాష్టకాయ ఏకాష్టకాయ దీక్షంతేంతరామానావంతరామానో దీక్షంతే దీక్షంతేంతరామానావృతు అసు అంతరామానో దీక్షంతే దీక్షంతేంతరామానావృతు అంతరామానావృతు అసు అంతరామానావంతరామానావృతో భవతో భవత అసు అంతరామానావంతరామానావృతో భవత అంతరామానామిత్యంతమానో అర్థో భవతో భవత అర్థో అర్థో భవతో వ్యస్తం వ్యస్తం భవత అర్థో అర్థో భవతో వ్యస్తం అర్థోరీత్యర్థో భవతో వ్యస్తం వ్యస్తం భవతో భవతో వ్యస్తం వై వై వ్యస్తం భవతో భవతో వ్యస్తం వై వ్యస్తం వై వై వ్యస్తం వ్యస్తం వా ఏత ఏతే వై వ్యస్తం వ్యస్తం వా ఏతే వ్యస్తమి అస్తం వా ఏత ఏతే వై వా ఏతే సంవత్సరస్య సంవత్సరస్యైతే వై వా ఏతే సంవత్సరస్య ఏతే సంవత్సరస్య సంవత్సరస్యైత ఏతే సంవత్సరస్యాభ్యభి సంవత్సరస్యైత ఏతే సంవత్సరస్యాభి సంవత్సరస్యాభ్యభి సంవత్సరస్య సంవత్సరస్యాభిక్షంతే దీక్షంతేభి సంవత్సరస్య సంవత్సరస్యాభిక్షంతే సంవత్సరస్యేతి సంవత్సరస్య అభిదీక్షంతే దీక్షంతేభ్యభిదీక్షంతే యే దీక్షంతేభ్యభిదీక్షంతే యే దీక్షంతే దీక్షంతే దీక్షంతేకాష్టకాయాష్టకాయాష్టకాయాష్టకాయాష్టకాయాష్టకాయాక్షంతే దీక్షంత ఏకాష్టకాయాష్టకాయాక్షంతే దీక్షంత ఏకాష్టకాయాష్టకాయాక్షంతేంతనామానావంతనామానో దీక్షంత ఏకాష్టకాయాష్టకాయాక్షంతేంతనామానవు ఏకాష్టకాయామిత్యేకా అష్టకాయా దీక్షంతేంతనామానావంతనామానో దీక్షంతే దీక్షంతేంతనామానాభృదు అదో అంతనామానో దీక్షంతే దీక్షంతేంతనామానాభృదు అంతనామానాభృదు అదో అంతనామానావంతనామానాభృదో భవతో భవత అదో అంతనామానావంతనామానాభృతో భవత అంతనామానావిత్యంతనామానో అదో భవతో భవత అర్థో అర్థో భవత ఫల్గునే పౌర్ణమాసే ఫల్గునే పౌర్ణమాసే భవత అర్థో అర్థో భవత ఫల్గునే పౌర్ణమాసే అర్థోరిచ్యుతో భవత ఫల్గునే పౌర్ణమాసే ఫల్గునే పౌర్ణమాసే భవతో భవత ఫల్గునే పౌర్ణమాసే దీక్షేరం దీక్షేరం ఫల్గునే పౌర్ణమాసే భవతో భవత ఫల్గునే పౌర్ణమాసే దీక్షేరం ఫల్గునే పౌర్ణమాసే దీక్షేరం దీక్షేరం ఫల్గునే పౌర్ణమాసే దీక్షేరం ముఖం ముఖం దీక్షేరం ఫల్గునే పౌర్ణమాసే దీక్షేరం ముఖం ఫల్గునే పౌర్ణమాస ఇది ఫల్గునే పౌర్ణమాసే దీక్షేరం ముఖం ముఖం దీక్షేరం దీక్షేరం ముఖం వై వై ముఖం దీక్షేరం దీక్షేరం ముఖం వై ముఖం వై వై ముఖం ముఖం వా ఏతదేతద్వై ముఖం ముఖం వా ఏతద్ వా ఏతదేతద్వై వా ఏతత్ సంవత్సరస్య సంవత్సరస్యైతద్వై వా ఏతత్ సంవత్సరస్య ఏతత్ సంవత్సరస్య సంవత్సరస్యైతలేతత్ సంవత్సరస్య యజ్ఞత్ సంవత్సరస్యైతలేతత్ సంవత్సరస్య సంవత్సరస్య యజ్ఞత్ సంవత్సరస్య సంవత్సరస్యత్ఫల్గునే పౌర్ణమాస ఫల్గునే పౌర్ణమాసో యత్ సంవత్సరస్య సంవత్సరస్యత్ఫల్గునే పౌర్ణమాస సంవత్సరస్యేతి సంవత్సరస్య యత్ఫల్గునే పౌర్ణమాస ఫల్గునే పౌర్ణమాసో యత్ఫల్గునే పౌర్ణమాసో ముఖతో ముఖ ఫల్గునే పౌర్ణమాసో యత్ఫల్గునే పౌర్ణమాసో ముఖత ఫల్గునే పౌర్ణమాసో ముఖతో ముఖద ఫల్గునే పౌర్ణమాస ఫల్గునే పౌర్ణమాసో ముఖత ఏవైవ ముఖద ఫల్గునే పౌర్ణమాస ఫల్గునే పౌర్ణమాసో ముఖత ఏవ ఫల్గునే పౌర్ణమాస ఇది ఫల్గునే పౌర్ణమాస ముఖద ఏవైవ ముఖతో ముఖద ఏవ సంవత్సరము సంవత్సరమేవ ముఖతో ముఖద ఏవ సంవత్సరం ఏ సంవత్సరము సంవత్సరమేవైవ సంవత్సరమారభ్యారభ్య సంవత్సరమేవైవ సంవత్సరమారభ్య సంవత్సరమారభ్యారభ్య సంవత్సరము సంవత్సరమారభ్య దీక్షంతే దీక్షంత ఆరభ్య సంవత్సరము సంవత్సరమారభ్య దీక్షంతే సంవత్సరం ఆరభ్య దీక్షంతే దీక్షంత ఆరభ్యారభ్య దీక్షంతే తస్య తస్య దీక్షంత ఆరభ్యారభ్య దీక్షంతే తస్య ఆరభ్యేత్యారభ్య దీక్షంతే తస్య తస్య దీక్షంతే దీక్షంతే తస్యైకైకాదస్య దీక్షంతే దీక్షంతే తస్యైకాదస్య తస్యైకైవైకాదస్య తస్యైకైవ ఏకైవైకైకైవ నిర్యా నిర్యైవైకైకైవ నిర్యా ఏవ నిర్యా నిర్యైవైవ నిర్యాయజ్ఞం నిర్యైవైవ నిర్యాయత్ నిర్యాయజ్ఞం నిర్యా నిర్యాయత్ సామ్యే ఘ్యే సామ్యే ఘ్యేయం నిర్యా నిర్యాయత్ సామ్యే ఘ్యే నిర్యేది నిహియ్యాత్సామ్యేఘ్యేయజ్ఞత్సామ్యేఘ్యేయజ్ఞత్సామ్యేఘ్యేవిషువాన్ విషువాన్ సామ్యేఘ్యేయజ్ఞత్సామ్యేఘ్యేవిషువాన్ సామ్యేభ్యేషువాన్ సామ్యేభ్యేషువాన్ సంపద్యతేషువాన్ సామ్యేభ్యేషువాన్ సంపద్యతే సామ్యేభ్యేషువాన్ సంపద్యతే విశూవాన్ విశూవాన్ సంపద్యతే చిత్రాపూర్ణమాసే చిత్రాపూర్ణమాసే సంపద్యతే విశూవాన్ విశూవాన్ సంపద్యతే చిత్రాపూర్ణమాసే విశూవాని విశూవాన్ సంపద్యతే చిత్రాపూర్ణమాసే చిత్రాపూర్ణమాసే సంపద్యతే సంపద్యతే చిత్రాపూర్ణమాసే దీక్షేరం దీక్షేరం చిత్రాపూర్ణమాసే సంపద్యతే సంపద్యతే చిత్రాపూర్ణమాసే దీక్షేరం సంపద్యత ఇది సంపద్యతే చిత్రాపూర్ణమాసే దీక్షేరం దీక్షేరగ్రశ్చిత్రాపూర్ణమాసే చిత్రాపూర్ణమాసే దీక్షేరన్ముఖం ముఖం దీక్షేరగ్రశ్చిత్రాపూర్ణమాసే చిత్రాపూర్ణమాసే దీక్షేరన్ముఖం చిత్రాపూర్ణమాస ఇది చిత్రాపూర్ణమాసే దీక్షేరన్ముఖం ముఖం దీక్షేరం దీక్షేరన్ముఖం వై వై ముఖం దీక్షేరం దీక్షేరన్ముఖం వై ముఖం వై వై ముఖం ముఖం వా ఏతదేతత్ వై ముఖం ముఖం వా ఏతద్ సంవత్సరస్య యక్షిత్రాపూర్ణమాసశ్చిత్రాపూర్ణమాసో యజ్ఞిత్రాపూర్ణమాసో ముఖత ముఖదశ్చిత్రాపూర్ణమాసో యజ్ఞిత్రాపూర్ణమాసో ముఖత చిత్రాపూర్ణమాసో ముఖదో ముఖదశ్చిత్రాపూర్ణమాసశ్చిత్రాపూర్ణమాసో ముఖత ఏవైవ ముఖదశ్చిత్రాపూర్ణమాసశ్చిత్రాపూర్ణమాసో ముఖత ఏవ చిత్రాపూర్ణమాస ఇది చిత్రాపూర్ణమాస ముఖత ఏవైవ ముఖతో ముఖత ఏవ సంవత్సరకు సంవత్సరమేవ ముఖతో ముఖత ఏవ సంవత్సరం ఏ సంవత్సరం సంవత్సరమేవ సంవత్సరమారభ్యారభ్య సంవత్సరమేవ సంవత్సరమారభ్య సంవత్సరమారభ్యారభ్య సంవత్సరకం సంవత్సరమారభ్య దీక్షంతే దీక్షంత ఆరభ్య సంవత్సరకం సంవత్సరమారభ్య దీక్షంతే సంవత్సరమితి సంవత్సరం ఆరభ్య దీక్షంతే దీక్షంత ఆరభ్యారభ్య దీక్షంతే తస్య దీక్షంత ఆరభ్యారభ్య దీక్షంతే తస్య ఆరభ్యేత్యారభ్య దీక్షంతే తస్య తస్య దీక్షంతే దీక్షంతే తస్య నన తస్య దీక్షంతే దీక్షంతే తస్య న తస్య నన తస్య తస్య న కాకా న తస్య తస్య న కాకా నన కాచన చన కానన కాచన కాచన చన కాకాచన నిర్యా నిర్యా చన కాకాచన నిర్యా చన నిర్యా నిర్యా చన చన నిర్యా భవతి భవతి నిర్యా చన చన నిర్యా భవతి నిర్యా భవతి భవతి నిర్యా నిర్యా భవతి చతురహే చతురహే భవతి నిర్యా నిర్యా భవతి చతురహే నిర్యేతి నిహియా భవతి చతురహే చతురహే భవతి భవతి చతురహే పురస్తాత్ పురస్తాత్ చతురహే భవతి భవతి చతురహే పురస్తాత్ చతురహే పురస్తాత్ పురస్తాత్ చతురహే చతురహే పురస్తాత్ పౌర్ణమాస్యై పౌర్ణమాస్యై పురస్తాత్ చతురహే చతురహే పురస్తాత్ పౌర్ణమాస్యై చతురహే పురస్తాత్ పౌర్ణమాస్యై పౌర్ణమాస్యై పురస్తాత్ పురస్తాత్ పౌర్ణమాస్యై దీక్షేరం దీక్షేరం పౌర్ణమాస్యై పురస్తాత్ పురస్తాత్ పౌర్ణమాస్యై దీక్షేరం పౌర్ణమాస్యై దీక్షేరం దీక్షేరం పౌర్ణమాస్యై పౌర్ణమాస్యై దీక్షేరం దేశాన్ దేశాన్ దీక్షేరం పౌర్ణమాస్యై పౌర్ణమాస్యై దీక్షేరం దేశాన్ పౌర్ణమాస్యాక్షరేకాష్టకాయాక్షరేకాష్టకాయాక్రయ ఏకాష్టకాయాష్టకాయాష్టకాయాష్టకాయాష్టకాయాష్టకాయాష్టకాయాష్టకాయాష్టకాయాష్టకాయాష్టకాయాష్టకాయాష్టకాయాష్టకాయాష్టకాయాష్టకాయాష్టకాయాష్టకాయాష్టకాయాష్టకాయాష్టకాయాష్టకాయాష్టకాయాష్టకాయాష్టకాయాష్టకాయాష్టకాయాష్టకాయాష్టకాయాష్టకాయాష్టకాయాష్టకాయాష్టకాయాష్టకాయాష్టకాయాష్టకాయాష్టకాయాష్టకాయాష్టకాయాష్టకాయాష్టకాయాష్టకాయాష్టకాయాష్టకాయాష్టకాయాష్టకాయాష్టకాయాష్టకాయాష్టకాయాష్టకాయాష్టకాయాష్టకాయాష్టకాయాష్టకాయాష అష్టగాన్ తేనైకాష్టగాన్ ఏకాష్టకాన్ననైకా అష్టకామేకాష్టకాన్న శంబత్ శంబన్నైకా అష్టకామేకాష్టకాన్న శంబత్ ఏకాష్టకామిత్యేకా అష్టకాం న శంబత్ శంబన్నన శంబత్ కుర్వంతి కుర్వంతి శంబన్నన శంబత్ కుర్వంతి శంబత్ కుర్వంతి కుర్వంతి శంబత్ శంబత్ కుర్వంతి దేశాం దేశాం కుర్వంతి శంబత్ శంబత్ కుర్వంతి దేశాం కుర్వంతి దేశాం దేశాం కుర్వంతి కుర్వంతి దేశాం పూర్వపక్షే పూర్వపక్షే దేశాం కుర్వంతి కుర్వంతి దేశాం పూర్వపక్షే దేశాం పూర్వపక్షే పూర్వపక్షే దేశాం దేశాం పూర్వపక్షే సత్యా సత్యా పూర్వపక్షే దేశాం దేశాం పూర్వపక్షే సత్యా పూర్వపక్షే సత్యా సత్యా పూర్వపక్షే పూర్వపక్షే సత్యా సము సము సత్యా పూర్వపక్షే పూర్వపక్షే సత్యాసం పూర్వపక్ష ఇది పూర్వపక్షే సత్యా సము సము సత్యా సత్యా సంపద్యతే సత్యతే సము సత్యా సత్యా సంపద్యతే సంపద్యతే పద్యతే సము సంపద్యతే పూర్వపక్షం పూర్వపక్షం పద్యతే సము సంపద్యతే పూర్వపక్షం రజ్యతే పూర్వపక్షం పూర్వపక్షం పద్యతే పద్యతే పూర్వపక్షం మాస మాస పూర్వపక్షం పద్యతే పద్యతే పూర్వపక్షం మాస పూర్వపక్షం మాస మాస పూర్వపక్షం పూర్వపక్షం మాస అభ్యభిమాస పూర్వపక్షం పూర్వపక్షం మాస అభి పూర్వపక్షమిది పూర్వపక్షం మాస అభ్యభిమాస మాస అభిసమూసమభిమాస మాస అభిసం అభిసమూసమభ్యభిసంపద్యంతే పద్యంతే సమభ్యభిసంపద్యంతే సంపద్యంతే పద్యంతే సమూ సంపద్యంతే తేతే పద్యంతే సమూ సంపద్యంతే తే పద్యంతే తేతే పద్యంతే పద్యంతే తే పూర్వపక్షే పూర్వపక్షే తే పద్యంతే పద్యంతే తే పూర్వపక్షే తే పూర్వపక్షే పూర్వపక్షే తేతే పూర్వపక్ష ఉదుత్ పూర్వపక్షే తేతే పూర్వపక్ష ఉదుత్ పూర్వపక్ష ఉదుత్ పూర్వపక్షే పూర్వపక్ష ఉత్తిష్టంది తిష్టంది పూర్వపక్షే పూర్వపక్ష ఉత్తిష్టంది పూర్వపక్ష ఇది పూర్వపక్షే ఉత్తిష్టంది తిష్టంది ఉత్తిష్టంది తాగుస్తాగుస్తిష్టంది ఉత్తిష్టంది తిష్టంది తాగుస్తాగుస్తిష్టంది తిష్టంది తానుత్తిష్ట ఉత్తిష్టదస్తాగుస్తిష్టంది తిష్టంది తానుత్తిష్ట తానుత్తిష్ట ఉత్తిష్టదస్తాగుస్తానుత్తిష్ట ఔషధయ ఔషధయ ఉత్తిష్టదస్తాగుస్తానుత్తిష్ట ఔషధయ ఉత్తిష్ట ఔషధయ ఔషధయ ఉత్తిష్ట ఉత్తిష్ట ఔషధ యోగనస్పద యోగనస్పదయ ఔషధయ ఉత్తిష్ట ఉత్తిష్ట ఔషధ యోగనస్పదయ ఉత్తిష్టద ఇత్యుత్తిష్టద ఔషధ యోగనస్పద యోగనస్పదయ ఔషధయ ఔషధ యోగనస్పదయోన్వనువనస్పదయ ఔషధయ ఔషధ యోగనస్పదయోను వనస్పదయోన్వనువనస్పద యోగనస్పదయోనూదనువనస్పద యోగనస్పదయోనూద్ అనూదనన్మనోత్తిష్టంది నిష్టంచుదన్మనోత్తిష్టంది ఉత్తిష్టంది నిష్టంచుదుత్తిష్టంది తాగుస్తాగుస్తిష్టంచుదుత్తిష్టంది తాన్ తిష్టంది తాగుస్తాగుస్తిష్టంది నిష్టంది తాన్ కళ్యాణీ కళ్యాణీ తాగుస్తిష్టంది నిష్టంది తాన్ కళ్యాణీ తాన్ కళ్యాణీ కళ్యాణీ తాగుస్తాన్ కళ్యాణీ కీర్తి కీర్తి కళ్యాణీ తాగుస్తాన్ కళ్యాణీ కీర్తి కళ్యాణీ కీర్తి కీర్తి కళ్యాణీ కళ్యాణీ కీర్తిరన్వన కీర్తి కళ్యాణీ కళ్యాణీ కీర్తిరను కీర్తిరన్వన కీర్తి కీర్తిరనూదులను కీర్తి కీర్తిరనూదు అనూదుగన్మనోత్తిష్టతి తిష్టచ్యుగన్మనోత్తిష్టతి ఉత్తిష్టతి తిష్టచ్యుదుత్తిష్టచ్చరా ఆచ్చుగరా ఆచ్చుత్తిష్టచ్యుదుత్తిష్టచ్చరా ఆచ్చు తిష్టచ్చరా ఆచ్చుగరా ఆచ్చుత్తిష్టతి తిష్టచ్చరా ఆచ్చురిమేరా ఆచ్చుత్తిష్టతి తిష్టచ్చరా ఆచ్చురిమే అరా ఆచ్చురిమ ఇమేరా ఆచ్చుగరా ఆచ్చురిమే యజమానా యజమానా ఇమేరా ఆచ్చుగరా ఆచ్చురిమే యజమానా ఇమే యజమానా యజమానా ఇమ ఇమే యజమానా ఇది యజమానా ఇమ ఇమే యజమానా ఇది యజమానా ఇది యజమానా యజమానా ఇది తత్తది యజమానా యజమానా ఇది తదు ఇది తత్తది వితదన్వన తదిది వితదను తదన్వన తత్తదను సర్వే సర్వేన తత్తదను సర్వే అను సర్వే సర్వేన్వన సర్వే రాధ్వంతి రాధ్వంతి సర్వేన్వన సర్వే రాధ్వంతి సర్వే రాధ్వంతి రాధ్వంతి సర్వే సర్వే రాధ్వంతి రాధ్నువంతీతి రాధ్నువంతి సువర్గం వై వై సువర్గమూ సువర్గం వా ఏత ఏతే వై సువర్గమూ సువర్గం వా ఏతే సువర్గమితి సువహాగం వా ఏత ఏతే వై వా ఏతే లోకం లోకమేతే వై వా ఏతే లోకం ఏతే లోకం లోకమేత ఏతే లోకయ్యంతి యంతి లోకమేత ఏతే లోకయ్యంతి లోకయ్యంతి యంతి లోకం లోకయ్యంతి ఏ ఏ యంతి లోకం లోకయ్యంతి ఏ ఎంతి ఏయంతి ఎంతి ఏ సత్రము సత్రం ఏయంతి ఎంతి ఏ సత్రం ఏ సత్రము సత్రం ఏ ఏ సత్రము భయంతి భయంతి సత్రం ఏ ఏ సత్రము భయంతి సత్రముభయంత్యుభయంత్య సత్రగుణసత్రముభయంత్యభ్యాభ్యుభయంత్య సత్రగుణసత్రముభయంత్యభి ఉపయంద్రభ్యాభ్యుభయంత్యభయంత్యభీంధన ఇంధతేభ్యుభయంత్యభయంత్యభీంధతే ఉపయంద్రేత్యుపాయంతి అభీంధత ఇంధతేభ్యభీంధతేభ్యభీంధత ఇంధత ఏవైవేంధత ఇంధత ఏవ దీక్షాభిర్దీక్షాభిరేవేంధత ఇంధత ఏవ దీక్షాభి ఏమ దీక్షాభిర్దీక్షాభిరేవైవ దీక్షాభిరాత్మానమాత్మానం దీక్షాభిరేవైవ దీక్షాభిరాత్మానం దీక్షాభిరాత్మానమాత్మానం దీక్షాభిర్దీక్షాభిరాత్మానగ్ఞశ్రవయంతే శ్రవయంత ఆత్మానం దీక్షాభిర్దీక్షాభిరాత్మానగ్ఞశ్రవయంతే ఆత్మానగ్ఞశ్రవయంతే శ్రవయంత ఆత్మానమాత్మానగ్ఞశ్రవయంత ఉపలబ్ధిర్వసద్ధిశ్రవయంత ఆత్మానమాత్మానగ్ఞశ్రవయంత ఉపలబ్ధి శ్రవయంత ఉపసద్భిర్వసద్ధిశ్రవయంతే శ్రవయంత ఉపలబ్ధిర్ద్వాభ్యాం ద్వాభ్యాం ఉపసద్భిశ్రవయంతే శ్రవయంత ఉపసద్భిర్ద్వాభ్యాం ఉపసద్భిర్ద్వాభ్యాల్వాభ్యాముపసద్భిర్వసద్భిర్ద్వాభ్యాల్లోమలోమద్వాభ్యాముపసద్భిర్వసద్భిర్ద్వాభ్యాల్లోమ ఉపసద్భిరిత్యుపసద్భిః ద్వాభ్యాల్లోమలోమద్వాభ్యాం ద్వాభ్యాల్లోమ వా మలోమద్వాభ్యాం ద్వాభ్యాల్లోమ వా లోమా వా మలోమలోమావద్యంతి ద్యంజమలోమలోమావద్యంతి అవద్యంతి ద్యంజమావద్యంతి ద్వాభ్యాం ద్వాభ్యాం అథో రఘీయాగుంసో రఘీయాగుంసోథో అథో రఘీయాగుంసో అథో రఘీయాగుంసో అథో రఘీయాగుంసో అథో రఘీయాగుంసో అథో రఘీయాగుంసో అథో రఘీయాగుంసో అథో రఘీయాగుంసో అథో రఘీయాగుంసో అథో రఘీయాగుంసో అథో రఘీయాగుంసో అథో రఘీయాగుంసో అథో రఘీయాగుంసో అథో రఘీయాగుంసో అథో రఘీయాగుంసో అథో రఘీయాగుంసో అథో రఘీయాగుంసో అథో రఘీయాగుంసో అథో రఘీయాగుంసో అథో రఘీయాగుంసో అథో రఘీయాగుంసో అథో రఘీయాగుంసో అథో రఘీయాగుంసో అథో రఘీయాగుంసో అథో రఘీయాగుంసో అథో రఘీయాగుంసో అథ అధోరిత్యథో నహీయాగుంసత్సు వర్గగుంసు వర్గమో నహీయాగుంసానఘీయాగుంసత్సు వర్గం లోకం లోకగుంసు వర్గమో నహీయాగుంసానఘీయాగుంసత్సు వర్గం లోకం సువర్గం లోకం లోకగుంసు వర్గగుంసు వర్గం లోకమయామాయామ లోకగుంసు వర్గగుంసు వర్గం లోకమయామ సువర్గమితి సువహకం లోకమయామాయామ లోకం లోకమయామేతీయామ లోకం లోకమయామేతి అయామేతీయామాయామేతి ఇతీతి బ్రహ్మవాదినో వదంతి వదంతి బ్రహ్మవాదినో బ్రహ్మవాదినో వదంతి రాత్రో రాత్రో వదంతి బ్రహ్మవాదినో బ్రహ్మవాదినో వదంతి రాత్ర బ్రహ్మవాదిన ఇది బ్రహ్మ వాదిన వదంతి రాత్రో రాత్రో వదంతి వదంతి రాత్ర పరమ పరమో రాత్రో వదంతి వదంతి రాత్ర పరమ అది రాత్ర పరమ పరమో రాత్రో రాత్ర పరమో యజ్ఞక్రదూనాం యజ్ఞక్రదూనాం పరమో రాత్రో రాత్ర పరమో యజ్ఞక్రదూనాం అది రాత్ర ఇత్యదే రాత్ర పరమో యజ్ఞక్రదూనాం యజ్ఞక్రదూనాం పరమ పరమో యజ్ఞక్రదూనాం కస్మాత్ కస్మాత్ యజ్ఞక్రదూనాం పరమ పరమో యజ్ఞక్రదూనాం కస్మాత్ యజ్ఞక్రదూనాం కస్మాత్ కస్మాత్ యజ్ఞక్రదూనాం యజ్ఞక్రదూనాం కస్మాత్ అందం కస్మాత్ యజ్ఞక్రదూనాం యజ్ఞక్రదూనాం కస్మాత్తం యజ్ఞక్రదూనామితి యజ్ఞక్రదూనాం కస్మాత్తం కస్మాత్ కస్మాత్తం ప్రథమం ప్రథమంతం కస్మాత్ కస్మాత్తం ప్రథమం తమ్ ప్రథమం ప్రథమంతంతం ప్రథమముపోప ప్రథమంతంతం ప్రథమముప ప్రథమముపోప ప్రథమం ప్రథమముపయంతి యంత్యుప ప్రథమం ప్రథమముపయంతి ఉపయంతి యంత్యుపోపయంతీతి యంత్యుపోపయంతీతి యంతీతీతి యంతి యంతీత్యేతదేతదితి యంతి యంతీత్యేతదేతదితీత్యేతద్వైవా ఏతదితీత్యేతద్వై ఏతద్వై వా ఏతదేతద్వా అగ్నిష్టోమమగ్నిష్టోమం వా ఏతదేతద్వా అగ్నిష్టోమం ఆ అగ్నిష్టోమమగ్నిష్టోమం వై వా అగ్నిష్టోమం ప్రథమం ప్రథమమగ్నిష్టోమం వై వా అగ్నిష్టోమం ప్రథమం అగ్నిష్టోమం ప్రథమం ప్రథమమగ్నిష్టోమమగ్నిష్టోమం ప్రథమముపోప ప్రథమమగ్నిష్టోమమగ్నిష్టోమం ప్రథమముప అగ్నిష్టోమమిత్యగ్నేస్తోమం ప్రథమముపోప ప్రథమం ప్రథమముపయంతి యంత్యుప ప్రథమం ప్రథమముపయంతి ఉపయంతి యంచుకోపయంత్యథాథ యంచుకోపయంత్యథ యంత్యథాథ యంతి యంచుథోక్ష్యముఖ్యమథ యంతి యంచుథోక్ష్యం అథోక్ష్యముఖ్యమథాథోక్ష్యమథాథోక్ష్యమథాథోక్ష్యమథ ముఖ్యమథాథోక్ష్యముఖ్యమథ షోడశినకో షోడశినమథోక్ష్యముఖ్యమథ షోడశినం అథ షోడశినకో షోడశినమథాథ షోడశినమథాథ షోడశినమథాథ షోడశినమథ షోడశినమథాథ షోడశినకో షోడశినమథాతిరాత్రమతి రాత్రమథ షోడశినకో షోడశినమథాతిరాత్రం అథాతిరాత్రమతి రాత్రమథాథాతిరాత్రమను పూర్వమను పూర్వమతి రాత్రమథాథాతిరాత్రమను పూర్వం అతిరాత్రమను పూర్వమను పూర్వమతి రాత్రమతి రాత్రమను పూర్వమేవైవాను పూర్వమతి రాత్రమతి రాత్రమను పూర్వమేవ అతిరాత్రమిత్యది రాత్రం అనుపూర్వమేవైవాను పూర్వమను పూర్వమేవైతదేతదేవాను పూర్వమను పూర్వమేవైతత్ అనుపూర్వమిత్యనో పూర్వం ఏవైతదేతదేవైవైతద్యజ్ఞక్రతో యజ్ఞక్రతో నేతదేవైవైతద్యజ్ఞక్రతో ఏతద్యజ్ఞక్రతోయజ్ఞక్రతో నేతదేతద్యజ్ఞక్రతో నృపేత్యోపేత్య యజ్ఞక్రతో నేతదేతద్యజ్ఞక్రతో నృపేత్య యజ్ఞక్రతో నృపేత్యోపేత్య యజ్ఞక్రతో యజ్ఞక్రతో నృపేత్యతాగుస్తా నృపేత్య యజ్ఞక్రతో యజ్ఞక్రతో నృపేత్యతాన్ యజ్ఞక్రతోనిది యజ్ఞక్రతోన్ నృపేత్యతాగుస్తా నృపేత్యోపేత్యతానాలభ్యాలభ్యతా నృపేత్యోపేత్యతానాలభ్య ఉపేత్యేత్యుపావిత్య స్థానాలభ్యాలభ్యతాగుస్థానాలభ్య పరిగృహ్య పరిగృహ్యాలభ్యతాగుస్థానాలభ్య పరిగృహ్య ఆలభ్య పరిగృహ్య పరిగృహ్యాలభ్యాలభ్య పరిగృహ్య సోమగో సోమం పరిగృహ్యాలభ్యాలభ్య పరిగృహ్య సోమం ఆలభ్యేత్యాలభ్య పరిగృహ్య సోమగో సోమం పరిగృహ్య పరిగృహ్య సోమమేవైవ సోమం పరిగృహ్య పరిగృహ్య సోమమేవ పరిగృహ్యేది పరిగృహ్య సోమమేవైవ సోమగో సోమమేవైతదేతదేవ సోమగో సోమమేవైతత్ ఏవైతదేతదేవైవైతత్పిబంధిబంధ ఏతదేవైవైతత్పిబంధ ఏతత్పిబంధ పిబంధ ఏతదేతత్పిబంధ ఆసత ఆసతే పిబంధ ఏతదేతత్పిబంధ ఆసతే పిబంధ ఆసత ఆసతే పిబంధ పిబంధ ఆసతే జ్యోతిష్టోమం జ్యోతిష్టోమమాసతే పిబంధ పిబంధ ఆసతే జ్యోతిష్టోమం ఆసతే జ్యోతిష్టోమం జ్యోతిష్టోమమాసత ఆసతే జ్యోతిష్టోమం ప్రథమం ప్రథమం జ్యోతిష్టోమమాసత ఆసతే జ్యోతిష్టోమం ప్రథమం జ్యోతిష్టోమం ప్రథమం ప్రథమం జ్యోతిష్టోమం జ్యోతిష్టోమం ప్రథమోప ప్రథమం జ్యోతిష్టోమం జ్యోతిష్టోమం ప్రథమోప జ్యోతిష్టోమ్యోతిష్టోమం ప్రథమముపోప ప్రథమం ప్రథమముపయంతి యంత్రివ ప్రథమం ప్రథమముపయంతి ఉపయంతి యంత్రిపోపయంతి జ్యోతిష్టోమో జ్యోతిష్టోమో యంత్రిపోపయంతి జ్యోతిష్టోమ ఎంత్రి జ్యోతిష్టోమో జ్యోతిష్టోమో ఎంతయంతి జ్యోతిష్టోమో వై వై జ్యోతిష్టోమో ఎంతయంతి జ్యోతిష్టోమో వై జ్యోతిష్టోమో వై వై జ్యోతిష్టోమో జ్యోతిష్టోమో వై స్తోమానాం స్తోమానాం వై జ్యోతిష్టోమో జ్యోతిష్టోమో వై స్తోమానాం జ్యోతిష్టోమైతి జ్యోతి స్తోమ వై స్తోమానాకు స్తోమానాం వై వై స్తోమానాం ముఖం ముఖగ్గు స్తోమానాం వై వై స్తోమానాం ముఖం స్తోమానాం ముఖం ముఖగ్గు స్తోమానాకు స్తోమానాం ముఖం ముఖతో ముఖతో ముఖగ్గు స్తోమానాకు స్తోమానాం ముఖం ముఖత ముఖం ముఖతో ముఖతో ముఖం ముఖం ముఖత ఏవైవ ముఖతో ముఖం ముఖత ఏవ ముఖత ఏవైవ ముఖతో ముఖత ఏవ స్తోమాన్ స్తోమానేవ ముఖతో ముఖత ఏవ స్తోమా స్తోమాన్ స్తోమానేవైవ స్తోమాన్ ప్రస్తోమానేవైవ స్తోమాన్ ప్రస్తోమాన్ ప్రస్తోమాన్ స్తోమాన్ ప్రయంజనే ప్రస్తోమాన్ స్తోమాన్ ప్రయంజనే ప్రయంజనే యుంజతే ప్రయంజతే యుంజతే ప్రయంజతే యుంజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతేజతే విరాజం విరాజపుంసగ్రస్తుతస్తగ్రస్తుత విరాజమభ్యపి విరాజపుంసగ్రస్తుతస్తగ్రస్తుత విరాజమభి సగ్రస్తుత ఇతం స్తుతా విరాజమభ్యపి విరాజం విరాజమభిసగుంసమభి విరాజం విరాజమభిసం విరాజమితి విరాజం అభిసగుంసమభ్యభి సంపద్యంతే పద్యంతే సమభ్యభి సంపద్యంతే సంపద్యంతే పద్యంతే సగం సంపద్యంతే ద్వే ద్వే పద్యంతే సగం సంపద్యంతే ద్వే పద్యంతే ద్వే ద్వే పద్యంతే పద్యంతే ద్వే చ ద్వే పద్యంతే పద్యంతే ద్వే చ ద్వే చ ద్వే ద్వే చచ్చావృషౌ చ ద్వే ద్వే చచ్చు ద్వే ఇది ద్వే చచ్చావృషౌ చ చచ్చావత్యచ్యుషౌ చ చచ్చావతి అచావత్యచ్యుషావృషావతిరిచ్యేతే రిచ్యేతే అచ్యుషావృషావతిరిచ్యేతే అతిరిచ్యేతే రిచ్యేతే అత్యతిరిచ్యేతే ఏకైకయా రిచ్యేతే అత్యతిరిచ్యేతే ఏకయా రిచ్యేతే ఏకైకయా రిచ్యేతే రిచ్యేతే ఏకయాగౌర్గౌరేకయా రిచ్యేతే రిచ్యేతే ఏకయాగౌ రిచ్యేతే ఇది రిచ్యేతే ఏకయాగౌర్గౌరేకైకయాగౌరతిరిక్తోతిరిక్తో గౌరేకైకయాగౌరతిరిక్త గౌరతిరిక్తోతిరిక్తో గౌర్గౌరతిరిక్త ఏకైకయాతిరిక్తో గౌర్గౌరతిరిక్త ఏకయా అతిరిక్త ఏకైకయాతిరిక్తోతిరిక్త ఏకయాయురాయురేకయాతిరిక్తోతిరిక్త ఏకయాయు అతిరిక్త ఇత్యతి రిక్త ఏకయాయురాయురేకయైకయాయురోన ఊన ఆయురేకయైకయాయురోన ఆయురోన ఊన ఆయురాయురోనస్సు వర్గస్సు వర్గ ఊన ఆయురాయురోనస్సు వర్గ ఓనస్సు వర్గస్సు వర్గ ఓన ఓనస్సు వర్గో వై వైసు వర్గ ఓన ఓనస్సు వర్గో వై సువర్గో వై వైసు వర్గస్సు వర్గో వై లోకో లోకో వైసు వర్గస్సు వర్గో వై లోక సువర్గ ఇది సువాహక వై లోకో లోకో వై వై లోకో జ్యోతిర్జ్యోతిర్లోకో వై వై లోకో జ్యోతి లోకో జ్యోతిర్జ్యోతిర్లోకో లోకో జ్యోతిరోర్గోర్జ్యోతిర్లోకో లోకో జ్యోతిరోర్గ జ్యోతిరోర్గోర్జ్యోతిర్జ్యోతిరోర్గ్విరాట్ విరాడోర్జ్యోతిర్జ్యోతిరోర్గ్విరాట్ ఓర్గ్విరాట్ విరాడోర్గోర్గ్విరాట్ సువర్గకోసవర్గం విరాడోర్గోర్గ్విరాట్ సువర్గం విరాట్ సువర్గకోసవర్గం విరాట్ విరాట్ సువర్గమేవైవ సువర్గం విరాట్ విరాట్ సువర్గమేవ విరాడితి వీరాట్ సువర్గమేవైవ సువర్గకోసవర్గమేవ తేన తేనైవ సువర్గకోసవర్గమేవ తేన సువర్గమితి సువహగం దేవతేన తేనైవైవ తేన లోకం లోకం తేనైవైవ తేన లోకం తేన లోకం లోకం తేన తేన లోకయ్యంతి ఎంత లోకం తేన తేన లోకయ్యంతి లోకయ్యంతి ఎంత లోకం లోకయ్యంతిరభంతర ఘోరభంతరయ్యంతి లోకం లోకయ్యంతిరభంతరం ఎంతిరభంతర ఘోరభంతరయ్యంతి ఎంతిరభంతరం దివాదివారభంతరయ్యంతి ఎంతిరభంతరం దివాసంతరం దివాదివారభంతర ఘోరభంతరం దివా భవతి భవతి దివారభంతర ఘోరభంతరం దివా భవతి రథంతరమితి రథంతరం దివా భవతి భవతి దివా దివా భవతి రథంతర ఘోరథంతరం భవతి దివా దివా భవతి రథంతరం భవతిరసంతరగోరసంతరం భవతి భవతిరసంతరం నక్తం నక్తగోరసంతరం భవతి భవతిరసంతరం నక్తం సదంతరం నక్తం నక్తగోరసంతరగోరసంతరం నక్తమితి నక్తగోరసంతరగోరసంతరం నక్తమితి సదంతరమితి రసం తరం నక్తమితి నక్తం నక్తమిత్యాహురాహురి నక్తం నక్తమిత్యాహు ఇత్యాహురాహురిదీత్యాహుర్బ్రహ్మవాజినో బ్రహ్మవాజిన ఆహురిదీత్యాహుర్బ్రహ్మవాజిన ఆహుర్బ్రహ్మవాజినో బ్రహ్మవాజిన ఆహురాహుర్బ్రహ్మవాజినకేన బ్రహ్మవాజిన ఆహురాహుర్బ్రహ్మవాజినకేన బ్రహ్మవాజినకేన బ్రహ్మవాజినో బ్రహ్మవాజినకేన తత్కేన బ్రహ్మవాజినో బ్రహ్మవాజినకేన తత్ బ్రహ్మవాజిన ఇది బ్రహ్మవాజిన కేన తత్కేన కేన తదజామ్యజామి తత్కేన కేన తదజామి తదజామ్యజామి తత్తదజామీతీత్యజామి తత్తదజామీతి అజామీతీత్యజామ్యజామీతి సౌభరగం సౌభరమిత్యజామ్యజామీతి సౌభరం ఇది సౌభరగం సౌభరమిదేతి సౌభరం తృతీయసవనే తృతీయసవనే సౌభరమిదేతి సౌభరం తృతీయసవనే సౌభరం తృతీయసవనే తృతీయసవనే సౌభరగం సౌభరం తృతీయసవనే బ్రహ్మసామం బ్రహ్మసామం తృతీయసవనే సౌభరగం సౌభరం తృతీయసవనే బ్రహ్మసామం తృతీయసవనే బ్రహ్మసామం బ్రహ్మసామం తృతీయసవనే తృతీయసవనే బ్రహ్మసామం బృహద్ బృహద్ బ్రహ్మసామం తృతీయసవనే తృతీయసవనే బ్రహ్మసామం బృహద్ తృతీయసవన ఇది తృతీయార్సవనే బ్రహ్మసామం బృహద్ బృహద్ బ్రహ్మసామం బ్రహ్మసామం బృహత్ తత్తద్ బృహద్ బ్రహ్మసామం బ్రహ్మసామం బృహత్ తత్ బ్రహ్మసామమితి బ్రహ్మసామం బృహత్ తత్తద్ బృహద్ బృహత్ తన్మధ్యతో మధ్యతస్తద్ బృహద్ బృహత్ తన్మధ్యత తన్మధ్యతో మధ్యతస్తత్ తన్మధ్యతో దధతి దధతి మధ్యతస్తత్ తన్మధ్యతో దధతి మధ్యతో దధతి దధతి మధ్యతో మధ్యతో దధతి విధృత్యై విధృత్యై దధతి మధ్యతో మధ్యతో దధతి విధృత్యై దధతి విధృత్యై విధృత్యై దధతి దధతి విధృత్యై తేన తేన విధృత్యై దధతి దధతి విధృత్యై తేన విధృత్యై తేన తేన విధృత్యై విధృత్యై తేనాజాం యజామి తేన విధృత్యై విధృత్యై తేనాజామి విధృత్యా ఇది విధృత్యై తేనాజాం యజామి తేన తేనాజామి అజామీత్యజామి జ్యోతిష్టోమం ప్రథమం ప్రథమం జ్యోతిష్టోమం జ్యోతిష్టోమం ప్రథమం ఉప ప్రథమం జ్యోతిష్టోమం జ్యోతిష్టోమం ప్రథమం ఉప జ్యోతిష్టోమమిది జ్యోతి సోమం ప్రథమముప ప్రథమం ప్రథమముపయంతి యంజుప ప్రథమం ప్రథమముపయంతి ఉపయంతి యంజుపోపయంత్యస్మిన్నస్మిన యంజుపోపయంత్యస్మిన్ యంజస్మిన్నస్మినయంతి యంజస్మిన్నేవైవాస్మిన యంత యంజస్మిన్నేవ అస్మిన్నేవైవాస్మిన్నస్మిన్నేవ తేన తేనైవాస్మిన్నస్మిన్నేవ తేన తేన తేనైవైవ తేన లోకే లోకే తేనైవైవ తేన లోకే తేన లోకే లోకే తేన తేన లోకే ప్రతి ప్రతి లోకే తేన తేన లోకే ప్రతి లోకే ప్రతి ప్రతి లోకే లోకే ప్రతిష్టంది తిష్టంది ప్రతి లోకే లోకే ప్రతిష్టంది ప్రతిష్టంది తిష్టంది ప్రతి ప్రతిష్టంది గోష్టోమం గోష్టోమం తిష్టంది ప్రతి ప్రతిష్టంది గోష్టోమం తిష్టంది గోష్టోమం గోష్టోమం తిష్టంది తిష్టంది గోష్టోమం ద్వితీయం ద్వితీయం గోష్టోమం తిష్టంది తిష్టంది గోష్టోమం ద్వితీయం గోష్టోమం ద్వితీయం ద్వితీయం గోష్టోమం గోష్టోమం ద్వితీయం గోప ద్వితీయం గోష్టోమం గోష్టోమం ద్వితీయముప గోష్టోమమితి గోస్తమం ద్వితీయముపోప ద్వితీయం ద్వితీయముపయంతి యంజుప ద్వితీయం ద్వితీయముపయంతి ఉపయంతి యంజుపోపయంత్యంతరిక్షేంతరిక్షే యంజుపోపయంత్యంతరిక్షే యంజంతరిక్షేంతరిక్షేయంతి యంజంతరిక్షైవాంతరిక్షేయంతి యంజంతరిక్ష ఏవ అంతరిక్ష ఏవైవాంతరిక్షేంతరిక్షేవతేనైవైవతేన ప్రతి ప్రతినైవతేన ప్రతి తేన ప్రతి ప్రతిదేన తేన ప్రతిష్టంది తిష్టంది ప్రతిదేన తేన ప్రతిష్టంది ప్రతిష్టంది తిష్టంది ప్రతి ప్రతిష్టంచాయిష్టోమమాయిష్టోమం తిష్టంది ప్రతి ప్రతిష్టంచాయిష్టోమం తిష్టంచాయిష్టోమమాయిష్టోమం తిష్టంది తిష్టంచాయిష్టోమం తృతీయం తృతీయమాయిష్టోమం తిష్టంది తిష్టంచాయిష్టోమం తృతీయం ఆయిష్టోమం తృతీయం తృతీయమాయిష్టోమమాయిష్టోమం తృతీయముపోప తృతీయమాయిష్టోమమాయిష్టోమం తృతీయముప ఆయిష్టోమమిత్యాయుః సోమం తృతీయముపోప తృతీయం తృతీయముపయంతి యంత్యుప తృతీయం తృతీయముపయంతి ఉపయంతి యంత్యుపోపయంత్యముష్మిన్నముష్మిన్యంత్యుపోపయంత్యముష్మిన్ యంజముష్మిన్నముష్మినయంతయంజముష్మిన్నేవైవామస్మినయంతయంజముష్మిన్నేవామస్మిన్నేవైవామస్మిన్నముష్మిన్నేవ తేనైవామస్మిన్నముష్మిన్నేవతేన తేనైవైవతేన లోకే తేన లోకే ప్రతి ప్రతి లోకే తేన లోకే ప్రతి లోకే ప్రతి ప్రతిలోకే లోకే ప్రతిష్టంది తిష్టంది ప్రతిలోకే లోకే ప్రతిష్టంది ప్రతిష్టంది తిష్టంది ప్రతి ప్రతిష్టందీయమియం తిష్టంది ప్రతి ప్రతిష్టందీయం తిష్టందీయమియం తిష్టంది తిష్టందీయం వావేయం తిష్టంది తిష్టందీయం వావ ఇయం వావేయమియం వావజ్యోతిర్జ్యోతిర్వావేయమియం వావజ్యోతి వావజ్యోతిర్జ్యోతిర్వావ వావజ్యోతిరంతరిక్షమంతరిక్షం జ్యోతిర్వావ వావజ్యోతిరంతరిక్షం జ్యోతిరంతరిక్షమంతరిక్షం జ్యోతిర్జ్యోతిరంతరిక్షం గౌర్గౌరంతరిక్షం జ్యోతిర్జ్యోతిరంతరిక్షం అంతరిక్షం గౌర్గౌరంతరిక్షమంతరిక్షం గౌరసావసౌ గౌరంతరిక్షమంతరిక్షం గౌరసౌ గౌరసావసౌ గౌర్గౌరసావాయురాయురసౌ గౌర్గౌరసావాయు అసావాయురాయురసావసావాయుర్యద్యదాయురసావసావాయుర్యద్ ఆయుర్యద్యదాయురాయుర్యదేతాయురాయుర్యదేతాన్ యేతేతాన్యేతాన్ స్తోమాన్ స్తోమానేతాన్యేతాన్ స్తోమాన్ ఏతాన్ స్తోమాన్ స్తోమానేతాన్ స్తోమానుపయంతి భయంతి స్తోమానేతాన్ స్తోమానుపయంతి స్తోమానుపయంతి భయంతి స్తోమాన్ స్తోమానుపయంతేష్ ఉపయంతి స్తోమాన్ స్తోమానుపయంతేషు ఉపయంతేష్ేషుపయంతి భయంతేష్ే వై వైషూపయంతి భయంతేష్ే ఉపయంతేపాయంతి ఏష్ే వై వైష్ేష్ేవేష్ేవత్తదేవైవల్లోకేషు లోకేషు తదేవైవ తల్లోకేషు తల్లోకేషు లోకేషు తత్తల్లోకేషు సత్రిణ సత్రిణో లోకేషు తత్తల్లోకేషు సత్రిణ లోకేషు సత్రిణ సత్రిణో లోకేషు లోకేషు సత్రిణ ప్రతిష్టంత ప్రతిష్టంత సత్రిణో లోకేషు లోకేషు సత్రిణ ప్రతిష్టంత సత్రిణ ప్రతిష్టంత ప్రతిష్టంత సత్రిణ సత్రిణ ప్రతిష్టంతోయంతియంతి ప్రతిష్టంత సత్రిణ సత్రిణ ప్రతిష్టంతోయంతి ప్రతిష్టంతోయంతియంతి ప్రతిష్టంత ప్రతిష్టంతోయంతి దేయంతి ప్రతిష్టంత ప్రతిష్టంతోయంతి దే ప్రతిష్టంత ఇది ప్రతిష్టంత ఎంతి దేయంతి ఎంతి తే సద్గస్తుదా సద్గస్తుదా తేయంతి ఎంతి తే సద్గస్తుదా తే సద్గస్తుదా సద్గస్తుదా తే దే సద్గస్తుదా విరాజం విరాజకం సద్గస్తుదా తే దే సద్గస్తుదా విరాజం సద్గస్తుదా విరాజం విరాజకం సద్గస్తుదా సద్గస్తుదా విరాజమభ్యది విరాజకం సద్గస్తుదా సద్గస్తుదా విరాజమభి సద్గస్తుదా ఇది సంస్తుదా విరాజమభ్యభి విరాజం విరాజమభితగుంసమభి విరాజం విరాజమభితం విరాజమితి వీరాజం అభితగుంసమభ్యభి సంపద్యంతే పద్యంతే సమభ్యభి సంపద్యంతే సంపద్యంతే పద్యంతే సగం సంపద్యంతే ద్వే ద్వే పద్యంతే సగం సంపద్యంతే ద్వే పద్యంతే ద్వే ద్వే పద్యంతే పద్యంతే ద్వే చే పద్యంతే పద్యంతే ద్వే ద్వే చే ద్వే చర్చావృశౌ ద్వే ద్వే చర్చౌ ద్వే ఇది ద్వే చర్చావృశౌ చర్చావత్యుషౌ చర్చావతి అచావత్యుచావృచావతి రిచ్యేతే రిచ్యేతే అత్యుషావృచావతి రిచ్యేతే అతిరిచ్యేతేచ్యేతే అత్యతిరిచ్యేతే ఏకైకయా రిచ్యేతే అత్యతిరిచ్యేతే ఏకయా రిచ్యేతే ఏకైకయా రిచ్యేతే రిచ్యేతే ఏకయా గౌర్గౌ ఏకయా రిచ్యేతే రిచ్యేతే ఏకయా గౌ రిచ్యేతే ఇతి రిచ్యేతే ఏకయా గౌర్గౌరేకైకయా గౌరతిరిక్తోతిరిక్తో గౌరేకైకయా గౌరతిరిక్త గౌరతిరిక్తోతిరిక్తో గౌర్గౌరతిరిక్త ఏకైకయాతిరిక్తో గౌర్గౌరతిరిక్త ఏకయా అతిరిక్త ఏకైకయాతిరిక్తోతిరిక్త ఏకయాయురాయురేకయాతిరిక్తోతిరిక్త ఏకయాయు అతిరిక్త ఇత్యతిరిక్త ఏకయాయురాయురేకైకయాయురోన ఊన ఆయురేకైకయాయురోన ఆయురోన ఊన ఆయురాయురోనస్సు వర్గస్సు వర్గ ఊన ఆయురాయురోనస్సు వర్గ ఓనస్సు వర్గస్సు వర్గ ఊన ఓనస్సు వర్గో వై వయసు వర్గ ఊన ఓనస్సు వర్గో వై స్వర్గో వై వయసు వర్గస్సు వర్గో వై లోకో లోకో వయసు వర్గస్సు వర్గో వై లోక స్వర్గ ఇది సువర్గ వై లోకో లోకో వై వై లోకో జ్యోతిర్జ్యోతిర్లోకో వై వై లోకో జ్యోతి లోకో జ్యోతిర్జ్యోతిర్లోకో లోకో జ్యోతిరూర్భూర్జ్యోతిర్లోకో లోకో జ్యోతిరూర్భ జ్యోతిరూర్భూర్జ్యోతిర్జ్యోతిరూర్విరాట్ విరాడూర్జ్యోతిర్జ్యోతిరూర్విరాట్ ఊర్భిరాట్ విరాడూర్భూర్భిరాడూర్జమూర్జం విరాడూర్భూర్భిరాడూర్జం విరాడూర్జమూర్జం విరాట్ విరాడూర్జమేవై ఊర్జం విరాట్ విరాడూర్జమేవ విరాడితి వీరాట్ ఊర్జమేవై ఓర్జమూర్జమేవాజమూర్జమేవావ హే బాబా వై వై వావరుంధతే రుంధతే వై వై వావరుంధతే అవరుంధతే రుంధతే వావరుంధతే తే తేరుంధతే వావరుంధతే తే రుంధతే తే రుంధతే రుంధతే తేన తేరుంధతే రుంధతే తేన ఏనదేన క్షుధా క్షుధానదేన క్షుధా నక్షుధా క్షుధానన క్షుధాత్యమార్తిం క్షుధానన క్షుధాత్యం క్షుధాత్యమార్తిం క్షుధా క్షుధాత్యమార్తిం క్షుధా క్షుధాత్యమా ఆర్తిమార్తిమార్తిమార్చంద్యర్చంద్యార్తిమార్తిమార్చంది ఆర్చంద్యర్చంద్యార్చంద్యక్షోధుకా అక్షోధుకా అర్చంద్యార్చంద్యక్షోధుకా అర్చంద్యక్షోధుకా అక్షోధుకా అర్చంద్యర్చంద్యక్షోధుకా భవంతి భవంత్యక్షోధుకా అర్చంద్యర్చంద్యక్షోధుకా భవంతి అక్షోధుగా భవంతి క్షుత్సంబాధ ఇవ హీవే వహి సత్రిణ సత్రిణో హీవే వహి సత్రిణ హిరత్రిణ సత్రిణో హి సత్రిణోగ్నిష్టో మామగ్నిష్టోమో సత్రిణో హి సత్రిణోగ్నిష్టోమౌ సత్రిణోగ్నిష్టో మామగ్నిష్టోమౌ సత్రిణ సత్రిణోగ్నిష్టో మామభితోభితోగ్నిష్టోమౌ సత్రిణ సత్రిణోగ్నిష్టో మామభిత అగ్నిష్టోమాభితోభితోగ్నిష్టోమామగ్నిష్టోమామభిత ప్రధి అగ్నిష్టోమా విద్యగ్నే స్తోమౌ అభిత ప్రధీ ప్రధి అభితోభిత ప్రధీతౌ ప్రధి అభితోభిత ప్రధీతౌ ప్రధీతౌ ప్రధి ప్రధీత భుక్ష్యా భుక్ష్యాస్తౌ ప్రధి ప్రధీత భుక్ష్యాః ప్రధీ ఇది ప్రధీ తా భుక్ష్యా ఉక్ష్యాస్తౌ తా భుక్ష్యా మధ్యే మధ్య ఉక్ష్యాస్తౌ తా భుక్ష్యా మధ్యే ఉక్ష్యామధ్యే మధ్య ఉక్ష్యా ఉక్ష్యామధ్యేనభ్యన్నభ్యం మధ్య ఉక్ష్యా ఉక్ష్యామధ్యేనభ్యం మధ్యేనభ్యన్నభ్యం మధ్యే మధ్యేనభ్యం తత్తన్నభ్యం మధ్యే మధ్యేనభ్యం తద్భ్యం తత్తన్నభ్యన్నభ్యం తత్తదేతదేతత్తదేతత్పర్యత్పర్యదేతత్తదేతత్పర్యదేతత్పర్యదేతదేవచక్రం దేవచక్రం పర్యదేతదేవచక్రం పర్యద్దేవచక్రం దేవచక్రం పర్యద్దేవచక్రం యజ్ఞద్దేవచక్రం పర్యద్దేవచక్రం యజ్ పరియతి పరియద దేవచక్రం యజ్ఞద్దేవచక్రం దేవచక్రం యజేతేనైతేనయద్దేవచక్రం దేవచక్రం యజేతేన దేవచక్రమితి దేవచక్రం యజేతేనైతేనయజ్ఞదేవేన షడహేన షడహేనైతేనయజ్ఞదేవేన షడహేన దేవచక్రమితి దేవచక్రం యజేతేనైతేనయజ్ఞదేవేన షడహేన షడహేనైతేనయజ్ఞదేవేన షడహేన దేవచక్రమితి దేవచక్రం యజేతేనైతేనయజ్ఞదేవేన షడహేన షడహేనైతేనయజ్ఞదేవేన షడహేన దేవచక్రమితి దేవచక్రం యజేత హేమ షడహే నయంతి దేవచక్రం షడహే నేతి షడు అహేన యంతి దేవచక్రం దేవచక్రం యంతయంతి దేవచక్రమేవైవ దేవచక్రం యంతయంతి దేవచక్రమేవ దేవచక్రమేవైవ దేవచక్రం దేవచక్రమేవ సమారోహంతి సమారోహంతేవ దేవచక్రం దేవచక్రమేవ సమారోహంతి దేవచక్రమితి దేవాచక్రం ఏవ సమారోహంతి సమారోహంతేవైవ సమారోహంచరిష్ట్యా అరిష్ట్యై సమారోహంతేవైవ సమారోహంచరిష్ట్యై సమారోహంచరిష్ట్యా అరిష్ట్యై సమారోహంతి సమారోహంచరిష్ట్యైతే తేరిష్ట్యై సమారోహంతి సమారోహంచరిష్ట్యైతే సమారోహంతేపి సమ్ ఆరోహంతి అరిష్ట్యైతే తేరిష్ట్యా అరిష్ట్యైతే స్వస్తి స్వస్తి తేరిష్ట్యా అరిష్ట్యైతే స్వస్తి తే స్వస్తి స్వస్తి దేదే స్వస్తి సగోహద్భి స్వస్తి దేదే స్వస్తి సమ్ స్వస్తి సగోహద్భిస్వస్తి స్వస్తి నమశ్వదేష్వదేహద్భిస్వస్తి స్వస్తి నమశ్వదే నమశ్వదేష్వదే సగోహమశ్వదేషదహేన షడహేనాశ్వదేశమశ్వదేషదహేన అశ్వదేషదహేన షడహేనాశ్వదేష్వదేషదహేన యంతి యంతి షడహేనాశ్వదేష్వదేషదహేన యంతి షడహేన యంతి యంతి షడహేన షడహేన యంతి షట్షడ్యంతి షడహేన షడహేన యంతి షడ్ షడహేనేతి షడ్ అహేన యంతి షట్షడ్యంతి యంతి షడ్వై వై షడ్యంతి యంతి షడ్వై షడ్వై వై షట్షడ్వా అర్థవ అర్థభో వై షట్షడ్వా అర్థవ వా అర్థవ అర్థభో వై వా అర్థవ అర్థశ్వృతశ్వృతభో వై వా అర్థవ అర్థషు అర్థవ అర్థశ్వృతశ్వృతవ అర్థవ అర్థశ్వే వై వర్తశ్వృతవ అర్థవ అర్థశ్వేవ అర్థశ్వే వై వర్తశ్వృతశ్వేవ ప్రతి ప్రత్యయ వర్తశ్వృతశ్వేవ ప్రతి ఏవ ప్రతి ప్రత్యయవైవ ప్రతిష్టంది తిష్టంది ప్రత్యయవైవ ప్రతిష్టంది ప్రతిష్టంది తిష్టంది ప్రతి ప్రతిష్టంది భయదో జ్యోతిషో భయదో జ్యోతిషాతిష్టంది ప్రతి ప్రతిష్టంది భయదో జ్యోతిష తిష్టంది భయదో జ్యోతిషో భయదో జ్యోతిషాతిష్టంది తిష్టంది భయదో జ్యోతిషాయంతి భయదో జ్యోతిషాతిష్టంది తిష్టంది భయదో జ్యోతిషాయంతి ఉభయతో జ్యోతిషాయంత్యు భయతో జ్యోతిషో భయతో జ్యోతిషాయంత్యు భయత ఉభయతోయంత్యు భయతో జ్యోతిషో భయతో జ్యోతిషాయంత్యు భయత ఉభయతో జ్యోతిషేత్తు భయత జ్యోతిష ఎంతు భయత ఉభయతోయంత్యు భయత ఏవైవో భయతోయంత్యు భయత ఏవ ఉభయత ఏవైవో భయత ఉభయత ఏవ సువర్గే సువర్గ ఏవో భయత ఉభయత ఏవ సువర్గే ఏవసువర్గే సువర్గ ఏవైవ సువర్గే లోకే లోకే సువర్గ ఏవైవ సువర్గే లోకే సువర్గే లోకే లోకే సువర్గే సువర్గే లోకే ప్రతిష్టంత ప్రతిష్టంతో లోకే సువర్గే సువర్గే లోకే ప్రతిష్టంత సువర్గ ఇది సువహార్గే లోకే ప్రతిష్టంత ప్రతిష్టంతో లోకే లోకే ప్రతిష్టంతో ఇంద్రియంది ప్రతిష్టంతో లోకే లోకే ప్రతిష్టంతో ఇంది ప్రతిష్టంతో ఇంద్రియంది ప్రతిష్టంత ప్రతిష్టంతో ఇంది ద్వౌ ద్వౌయంది ప్రతిష్టంత ప్రతిష్టంతో ఇంది ద్వౌ ప్రతిష్టంత ఇది ప్రతిష్టంత ఇంది ద్వౌ ద్వౌయంతియంది ద్వౌషహౌషహౌ ద్వౌయంతియంది ద్వౌషహౌ ద్వౌషహౌషహౌ ద్వౌ ద్వౌషహౌ భవతో భవత షడహౌ ద్వౌ ద్వౌషహౌ భవత షడహౌ భవతో భవత షడహౌషహౌ భవదస్తాని తాని భవత షడహౌషహౌ భవదస్తాని షడహ విని షడు అహౌ భవదస్తాని తాని భవతో భవదస్తాని ద్వాదశ ద్వాదశ తాని భవతో భవదస్తాని ద్వాదశ తాని ద్వాదశ ద్వాదశ తాని తాని ద్వాదశాహాన్యహాని ద్వాదశ తాని తాని ద్వాదశాహాని ద్వాదశాహాన్యహాని ద్వాదశ ద్వాదశాహాని సకం సమహాని ద్వాదశ ద్వాదశాహాని సమ్ అహాని సకం సమహాన్యహాని సంపద్యంతే పద్యంతే సమహాన్యహాని సంపద్యంతే సంపద్యంతే పద్యంతే సకం సంపద్యంతే ద్వాదశో ద్వాదశ పద్యంతే సకం సంపద్యంతే ద్వాదశ పద్యంతే ద్వాదశో ద్వాదశ పద్యంతే పద్యంతే ద్వాదశో వై వై ద్వాదశ పద్యంతే పద్యంతే ద్వాదశో వై ద్వాదశో వై వై ద్వాదశో ద్వాదశో వై పురుష పురుషో వై ద్వాదశో ద్వాదశో వై పురుష వై పురుష పురుషో వై వై పురుషో ద్వే ద్వే పురుషో వై వై పురుషో ద్వే పురుషో ద్వే ద్వే పురుష పురుషో ద్వే సఖ్యౌ సఖ్యౌ ద్వే పురుష పురుషో ద్వే సఖ్యౌ ద్వే సఖ్యౌ సఖ్యౌ ద్వే ద్వే సఖ్యౌ ద్వౌ ద్వౌ సఖ్యౌ ద్వే ద్వే సఖ్యౌ ద్వౌ ద్వే ద్వే సఖ్యౌ ద్వౌ ద్వౌ సఖ్యౌ సఖ్యౌ ద్వౌ బాహూ బాహూ ద్వౌ సఖ్యౌ సఖ్యౌ ద్వౌ బాహూ ద్వౌ బాహూ బాహూ ద్వౌ ద్వౌ బాహూ ఆత్మాత్మా బాహూ ద్వౌ ద్వౌ బాహూ ఆత్మా బాహూ ఆత్మాత్మా బాహూ బాహూ ఆత్మా చాత్మా బాహూ బాహూ ఆత్మా చ బాహూ ఇది బాహూ ఆత్మా చాత్మాత్మా దశరశిరశ్చాత్మాత్మా దశర శశరశిరశ్చ దశరశ్చ దశరశ్చ దశరశ్చ శిరశ్చ దశరశిరశ్చ చత్వారి చత్వారి దశరశిరశ్చ చత్వారి చత్వారి చత్వారి చతురత్వార్యంగాన్యంగాని చత్వారి దశ చత్వార్యంగాని చత్వార్యంగాన్యంగాని చత్వారి చత్వార్యంగాని స్తనౌ స్తనావంగాని చత్వారి చత్వార్యంగాని స్తనౌ అంగాని స్తనౌ స్తనావంగాన్యంగాని స్తనౌ ద్వాదశౌ ద్వాదశౌ స్తనావంగాన్యంగాని స్తనౌ ద్వాదశౌ స్తనౌ ద్వాదశౌ ద్వాదశౌ స్తనౌ స్తనౌ ద్వాదశౌ తప్తద్వాదశౌ స్తనౌ స్తనౌ ద్వాదశౌ ద్వాదశౌ తప్తద్వాదశౌ ద్వాదశౌ తత్పురుషం పురుషం తద్వాదశౌ ద్వాదశౌ తత్పురుషం తత్పురుషం పురుషం తత్తత్పురుషమన్మను పురుషం తత్తత్పురుషమను పురుషమనుమును పురుషం పురుషమును పర్యావర్తంతే పర్యావర్తంతే పురుషం పురుషమును పర్యావర్తంతే మన పర్యావర్తంతే పర్యావర్తంతేన్మను పర్యావర్తంతే త్రయస్త్రయ పర్యావర్తంతేన్మను పర్యావర్తంతే త్రయ పర్యావర్తంతే త్రయస్త్రయ పర్యావర్తంతే పర్యావర్తంతే త్రయశ్రుడహ షుడహ త్రయ పర్యావర్తంతే పర్యావర్తంతే త్రయశ్రుడహ పర్యావర్తంత ఇది మరి ఆవర్తంతే త్రయశ్రుడహ షుడహ త్రయస్త్రయశ్రుడహ భవంతి భవంతి షుడహ త్రయస్త్రయశ్రుడహ భవంతి షుడహ భవంతి భవంతి షుడహ షుడహ భవంతి తాని తాని భవంతి షుడహ షుడహ భవంతి తాని షుడహ ఇది షడ్ అహ భవంతి తాని తాని భవంతి భవంతి తాన్యష్టాదశ అష్టాదశ తాని భవంతి భవంతి తాన్యష్టాదశ తాన్యష్టాదశ అష్టాదశ తాని తాన్యష్టాదశాన్యహాన్యష్టాదశ తాని తాన్యష్టాదశాహాని అష్టాదశాహాన్యహాన్యష్టాదశ అష్టాదశాహాని సగం సమహాన్యష్టాదశ అష్టాదశాహాని సమ్ అష్టాదశేత్యష్టాదశ అహాని సగం సమహాన్యహాని సంపద్యంతే పద్యంతే సమహాన్యహాని సంపద్యంతే సంపద్యంతే పద్యంతే సగం సంపద్యంతే నవ నవ పద్యంతే సగం సంపద్యంతే నవ పద్యంతే నవ నవ పద్యంతే పద్యంతే నవాన్యాన్యన్యాని నవ పద్యంతే పద్యంతే నవాన్యాని నవాన్యాన్యాని నవనవాన్యాని నవనవాన్యాని నవనవాన్యాని నవ అన్యాని నవనవాన్యాన్యాని నవాన్యాన్యాని నవాన్యాన్యాని నవాన్యాని అన్యాని సంవత్సరస్య బ్రాహ్మణం బ్రాహ్మణ సంవత్సరస్య వై వై సంవత్సరస్య బ్రాహ్మణం సంవత్సరస్య బ్రాహ్మణం బ్రాహ్మణగో సంవత్సరస్య సంవత్సరస్య బ్రాహ్మణం యావద్యావత్ బ్రాహ్మణగో సంవత్సరస్య సంవత్సరస్య బ్రాహ్మణం యావత్ సంవత్సరస్యేతి బ్రాహ్మణం యావద్యావత్ బ్రాహ్మణం బ్రాహ్మణం యావన్మాసో మాసో యావత్ బ్రాహ్మణం బ్రాహ్మణం యావన్మాస యావన్మాసో మాసో యావద్యావన్మాసో మాసి మాసి మాసి మాసి మాసో యావద్యావన్మాసో మాసి మాసి మాసో మాసి మాసి మాసి మాసి మాసో మాసో మాసి మాస్యేవైవ మాసి మాసి మాసో మాసో మాసి మాస్యేవ మాసిమాస్యేవైవ మాసి మాసి మాసి మాస్యేవ ప్రతిష్టంద ప్రతిష్టంద ఏవ మాసి మాసి మాసి మాస్యేవ ప్రతిష్టంద మాసి మాసీతి మాసి మాసి ఏవ ప్రతిష్టంద ప్రతిష్టంద ఏవైవ ప్రతిష్టందోయంది ఎంది ప్రతిష్టంద ఏవైవ ప్రతిష్టందోయంది ప్రతిష్టందోయంది ఎంది ప్రతిష్టంద ప్రతిష్టందోయంది ప్రతిష్టంద ఇది ప్రతిష్టంద ఎందీది ఎంది మేషస్వామేషో మేషస్వాపచతై పచతైస్వామేషో మేషస్వాపచతై స్వాపచతై పచతై స్వాపచతైరవత్పవచతై స్వాపచతైరవదు పచతైరవత్పవచతై పచతైరవదు లోహితగ్రీవో లోహితగ్రీవోవచతై పచతైరవదు లోహితగ్రీవ అవతలోహితగ్రీవో లోహితగ్రీవోవత్పవదు లోహితగ్రీవశ్చాగైశ్చాగైర్లోహితగ్రీవోవత్పవదు లోహితగ్రీవశ్చాగై లోహితగ్రీవశ్చాగైశ్చాగైర్లోహితగ్రీవో లోహితగ్రీవశ్చాగైషల్మలిశల్మలిశ్చాగైర్లోహితగ్రీవో లోహితగ్రీవశ్చాగైషల్మలి లోహితగ్రీవ ఇది లోహితగ్రీవ శాగైషల్మలిశల్మలిశ్చాగైశ్చాగైషల్మలిర్వృద్ధ్యా వృద్ధ్యాషల్మలిశ్చాగైశ్చాగైషల్మలిర్వృద్ధ్యా శల్మలిర్వృద్ధ్యా వృద్ధ్యాషల్మలిశల్మలిర్వృద్ధ్యా వర్ణ పర్ణోవృద్ధ్యాషల్మలిశల్మలిర్వృద్ధ్యా వర్ణ వృద్ధ్యా వర్ణ పర్ణో వృద్ధ్యా వృద్ధ్యా పర్ణో బ్రహ్మణ బ్రహ్మణ పర్ణో వృద్ధ్యా వృద్ధ్యా పర్ణో బ్రహ్మణ పర్ణో బ్రహ్మణ బ్రహ్మణ వర్ణ పర్ణో బ్రహ్మణ ప్లక్ష ప్లక్షో బ్రహ్మణ వర్ణ పర్ణో బ్రహ్మణ ప్లక్ష బ్రహ్మణ ప్లక్ష ప్లక్షో బ్రహ్మణ బ్రహ్మణ ప్లక్షో మేధేన మేధేన ప్లక్షో బ్రహ్మణ బ్రహ్మణ ప్లక్షో మేధేన ప్లక్షో మేధేన మేధేన ప్లక్ష ప్లక్షో మేధేనన్యగ్రోధోన్యగ్రోధో మేధేన ప్లక్ష ప్లక్షో మేధేనన్యగ్రోధ మేధేనన్యగ్రోధోన్యగ్రోధో మేధేన మేధేనన్యగ్రోధస్య మతైశ్చ మతైర్న్యగ్రోధో మేధేన మేధేనన్యగ్రోధస్య మతైర్న్యగ్రోధస్య మతైశ్చ మతైర్న్యగ్రోధోన్యగ్రోధస్య మతైరుదుంబర ఉదుంబరస్య మతైర్న్యగ్రోధోన్యగ్రోధస్య మతైరుదుంబర సుమతైరుదంబర ఉదంబరస్య మతైశ్చ మతైరుదంబర ఊర్జోర్జోదంబరస్య మతైశ్చ మతైరుదంబర ఊర్జా ఉదంబర ఊర్జోర్జోదంబర ఉదంబర ఊర్జా గాయత్రీ గాయత్ర్యూర్జోదంబర ఉదంబర ఊర్జా గాయత్రీ ఊర్జా గాయత్రీ గాయత్ర్యూర్జోర్జా గాయత్రీ ఛందోభిశ్చందోభిర్గాయత్ర్యూర్జోర్జా గాయత్రీ ఛందోభి గాయత్రీ ఛందోభిశ్చందోభిర్గాయత్రీ గాయత్రీ ఛందోభిత్రివృత్రివృచ్ఛందోభిర్గాయత్రీ గాయత్రీ ఛందోభిత్రివృత్ ఛందోభిస్త్రివృత్రివృచ్ఛందోభిశ్చందోభిస్త్రివృత్ స్తోమై స్తోమై త్రివృచ్ఛందోభిశ్చందోభిత్రివృత్ స్తోమై ఛందోభిరిది ఛంద త్రివృత్స్తోమై స్తోమై త్రివృత్రివృత్ స్తోమై రవంతే రవంతే స్తోమై త్రివృత్రివృత్ స్తోమై రవంతే త్రివృది త్రివృత్ స్తోమై రమంతే రమంతే స్తోమై స్తోమై రమంతే స్థస్థావంతే స్తోమై స్తోమై రమంతే స్థ రమంతే స్థస్థావంతే రమంతే స్థావంతే రమంతే స్థావంతే రమంతే స్థావంతే స్థావంతే రమంతే స్థస్థావంతే స్వాత్వావంతే స్థస్థావంతే స్వాహవంతే స్వాత్వావంతే రమంతే స్వావంతవంతు త్వావంతే రమంతే స్వావంతు త్వావంతవంతు త్వాత్వావంతు ప్రియం ప్రేమవంతు త్వాత్వావంతు ప్రియం ఆంధ్రప్రియం ప్రేమవంతవంత ప్రియంత్వా ప్రేమవంతవంత ప్రియంత్వా ప్రియం ప్రియంత్వా ప్రియాణాం ప్రియాణాం త్వా ప్రియం ప్రియంత్వా ప్రియాణాం త్వా ప్రియాణాం ప్రియాణాం త్వా ప్రియాణాం వరిశిష్టం వరిశిష్టం ప్రియాణాం త్వా ప్రియాణాం వరిశిష్టం ప్రియాణాం వరిశిష్టం వరిశిష్టం ప్రియాణాం ప్రియాణాం వరిశిష్టమాప్యానామాప్యానాం వరిశిష్టం ప్రియాణాం ప్రియాణాం వరిశిష్టమాప్యానాం వరిశిష్టమాప్యానామాప్యానాం వరిశిష్టం వరిశిష్టమాప్యానాం నిధీనాం నిధీనామాప్యానాం వరిశిష్టం వరిశిష్టమాప్యానాం నిధీనాం ఆప్యానాం నిధీనాం నిధీనామాప్యానామాప్యానాం నిధీనాం త్వా త్వా నిధీనామాప్యానామాప్యానాం నిధీనాం త్వా నిధిపతిగో హవామహే హవామహే నిధిపతిం త్వాత్మానిధిపతిగో హవామహే నిధిపతిగో హవామహే హవామహే నిధిపతిం నిధిపతిగో హవామహే వసో వసో హవామహే నిధిపతిం నిధిపతిగో హవామహే వసో నిధిపతిమితి నిధిపతిం హవామహే వసో వసో హవామహే హవామహే వసో మమ మమ వసో హవామహే హవామహే వసో మమ వసో మమ మమ వసో వసో మమ వసో ఇది వసో మమేతి మమ కూప్యాభ్య స్వాహ స్వాహ కూప్యాభ్యూప్యాభ్య స్వాహ కూల్యాభ్యూల్యాభ్య స్వాహ కూప్యాభ్యూప్యాభ్య స్వాహ కూల్యాభ్య స్వాహ కూల్యాభ్యూల్యాభ్య స్వాహ స్వాహ కూల్యాభ్య స్వాహ స్వాహ కూల్యాభ్య స్వాహ స్వాహ కూల్యాభ్య స్వాహ కూల్యాభ్య స్వాహ స్వాహ కూల్యాభ్యూల్యాభ్య స్వాహ విగర్యాభ్యోగర్యాభ్య స్వాహ కూల్యాభ్యూల్యాభ్య స్వాహ విగర్యాభ్య స్వాహ విగర్యాభ్యోగర్యాభ్య స్వాహ స్వాహ విగర్యాభ్య స్వాహ స్వాహ విగర్యాభ్య స్వాహ స్వాహ విగర్యాభ్య స్వాహ వికర్యాభ్య స్వాహ స్వాహ వికర్యాభ్యోగకర్యాభ్య స్వాహ వట్యాభ్యోగట్యాభ్య స్వాహ వికర్యాభ్యోగకర్యాభ్య స్వాహ వట్యాభ్య వికర్యాభ్య ఇది వికర్యాభ్య స్వాహ వట్యాభ్యోగట్యాభ్య స్వాహ స్వాహ వట్యాభ్య స్వాహ స్వాహ వట్యాభ్య స్వాహ స్వాహ వట్యాభ్య స్వాహ వట్యాభ్య స్వాహ స్వాహ వట్యాభ్యోగట్యాభ్య స్వాహ కన్యాభ్య కన్యాభ్య స్వాహ వట్యాభ్యోగట్యాభ్య స్వాహ కన్యాభ్య స్వాహ కన్యాభ్య కన్యాభ్య స్వాహ స్వాహ కన్యాభ్య స్వాహ స్వాహ కన్యాభ్య స్వాహ స్వాహ కన్యాభ్య స్వాహ కన్యాభ్య స్వాహ స్వాహ కన్యాభ్య కన్యాభ్య స్వాహ హరద్యాభ్యో హరద్యాభ్య స్వాహ కన్యాభ్య కన్యాభ్య స్వాహ హరద్యాభ్య స్వాహ హరద్యాభ్యో హరద్యాభ్య స్వాహ స్వాహ హరద్యాభ్య స్వాహ స్వాహ హరద్యాభ్య స్వాహ స్వాహ హరద్యాభ్య స్వాహ హరద్యాభ్య స్వాహ స్వాహ హరద్యాభ్యో హరద్యాభ్య స్వాహ సూద్యాభ్య సూద్యాభ్య స్వాహ హరద్యాభ్యో హరద్యాభ్య స్వాహ సూద్యాభ్య స్వాహ సూద్యాభ్య సూద్యాభ్య స్వాహ స్వాహ సూద్యాభ్య స్వాహ స్వాహ సూద్యాభ్య స్వాహ స్వాహ సూద్యాభ్య స్వాహ సూద్యాభ్య స్వాహ స్వాహ సూద్యాభ్య సూద్యాభ్య స్వాహ సరస్యాభ్య సరస్యాభ్య స్వాహ సూద్యాభ్య సూద్యాభ్య స్వాహ సరస్యాభ్య స్వాహ సరస్యాభ్య సరస్యాభ్య స్వాహ స్వాహ సరస్యాభ్య స్వాహ స్వాహ సరస్యాభ్య స్వాహ స్వాహ సరస్యాభ్య స్వాహ సరస్యాభ్య స్వాహ స్వాహ సరస్యాభ్య సరస్యాభ్య స్వాహ వైషంతేభ్య వైషంతేభ్య స్వాహ సరస్యాభ్య సరస్యాభ్య స్వాహ వైషంతేభ్య స్వాహ వైషంతేభ్య వైషంతేభ్య స్వాహ స్వాహ వైషంతేభ్య స్వాహ స్వాహ వైషంతేభ్య స్వాహ స్వాహ వైషంతేభ్య స్వాహ వైషంతేభ్య స్వాహ స్వాహ వైషంతేభ్య వైషంతేభ్య స్వాహ పల్వల్యాభ్య పల్వల్యాభ్య స్వాహ వైషంతేభ్య వైషంతేభ్య స్వాహ పల్వల్యాభ్య స్వాహ పల్వల్యాభ్య పల్వల్యాభ్య స్వాహ స్వాహ పల్వల్యాభ్య స్వాహ స్వాహ పల్వల్యాభ్య స్వాహ స్వాహ పల్వల్యాభ్య స్వాహ పల్వల్యాభ్య స్వాహ స్వాహ పల్వల్యాభ్య పల్వల్యాభ్య స్వాహ వర్షాభ్యో వర్షాభ్య స్వాహ పల్వల్యాభ్య పల్వల్యాభ్య స్వాహ వర్షాభ్య స్వాహ వర్షాభ్య వర్షాభ్య స్వాహ స్వాహ వర్షాభ్య స్వాహ స్వాహ వర్షాభ్య స్వాహ స్వాహ వర్షాభ్య స్వాహ సమంతమితి సమ్ అంతం

అరాతీవాచిచ్చిదరాతీవారాదీవాచిద్రివోద్రివశ్చిదరాతీవారాదీవాచిద్రివశ్చిదద్రివోన్వన్వద్రివశ్చిద్రివోను అద్రివోన్వన్వద్రివోద్రివోను నౌ నావన్వద్రివోద్రివోను నౌ అద్రివ ఇత్యద్రీమహ అను నౌ నావన్వన నౌ శూరశూర నావన్వన నౌ శూర నౌ శూరశూర నౌ నౌ శూర నగుంసతై మగుంసతై శూర నౌ నౌ శూర మగుంసతై శూరమగుంసతై మగుంసతై శూర శూర మగుంసతై భద్రా భద్రా మగుంసతై శూర శూర మగుంసతై భద్రా మగుంసతై భద్రా భద్రా మగుంసతై మగుంసతై భద్రా ఇంద్రస్యేంద్రస్య భద్రా మగుంసతై మగుంసతై భద్రా ఇంద్రస్య భద్రారింద్రస్యేంద్రస్య భద్రా భద్రారింద్రస్య రాతయో రాతయ ఇంద్రస్య భద్రా భద్రా ఇంద్రస్య రాతయ ఇంద్రస్య రాతయో రాతయ ఇంద్రస్యేంద్రస్య రాతయ రాతయ ఇది రాతయ అవిక్రత్వాక్రత్వాభ్యవిక్రత్వేంద్రేంద్రక్రత్వాభ్యవిక్రత్వేంద్ర క్రత్వేంద్రేంద్రక్రత్వాక్రత్వేంద్రభూర్భోరింద్రక్రత్వాక్రత్వేంద్రభూ ఇంద్రభోర్భోరింద్రేంద్రభోరథాథభోరింద్రేంద్రభోరథ భోరథాథభోర్భోరథజ్మన్ వివ్యంగ్ మహిమానం వివ్యక్ వివ్యంగ్ మహిమానగోరజాగుంశరజాగుంశమహిమానం వివ్యక్ వివ్యంగ్ మహిమానగోరజాగుంశి వృత్రం వృత్రగుంహి వృత్రగుంశవసా శవసా వృత్రగుంహి వృత్రగుంశవసా వృత్రగుంశవసా శవసా వృత్రం వృత్రగుంశవసా జఘంథ జఘంథ శవసా వృత్రం వృత్రగుంశవసా జఘంథ శవసా జఘంథ జఘంథ జఘంథ శవసా శవసా జఘంథన జఘంథన జఘంథ జఘంథన శత్రుశత్రుఘ్న జఘంథ జఘంథన శత్రు శత్రుఘ్నన శత్రురంతమంతకుంశత్రుఘ్నన శత్రురంతం శత్రురంతమంతకుంశత్రురంతం వివిదద్వివిదంతకుంశత్రురంతం వివిదద్ అంతం వివిదద్వివిదరంతమంతం వివిదద్యుధా యుధాది విదదంతమంతం వివిదద్యుధా వివిదద్యుధా యుధాది విదద్యుధా చే యుధాది విదద్వివిదద్యుధా చే యుధాది విదద్వివిదద్యుధా చే యుధాది విదద్వివిదద్యుధా చే యుధాది విదద్వివిదద్యుధా చే యుధాది విదద్వివిదద్యుధా చే యుధాది విదద్వివిదద్యుధా చే యుధాది విదద్వివిదద్యుధా చే యుధాది విదద్వివిదద్యుధా చే యుధాది విదద్వివిదద్యుధా చే యుధాది విదద్వివిదద్యుధా చే యుధాది విదద్వివిదద్యుధా చే యుధాది విదద్వివిదద్యుధా చే య నమో రాజ్ఞే రాజ్ఞే నమో వరుణాయ నమో వరుణాయ వరుణాయ నమో నమో వరుణాయ నమో నమో వరుణాయ నమో నమో వరుణాయ నమ వరుణాయ నమో నమో వరుణాయ వరుణాయ నమోశ్వాయాశ్వాయ నమో వరుణాయ వరుణాయ నమోశ్వాయ నమోశ్వాయాశ్వాయ నమో నమోశ్వాయ నమో నమోశ్వాయ నమో నమోశ్వాయ నమ అశ్వాయ నమో నమోశ్వాయాశ్వాయ నమః ప్రజాపతయే ప్రజాపతయే నమోశ్వాయాశ్వాయ నమః ప్రజాపతయే నమః ప్రజాపతయే ప్రజాపతయే నమో నమః ప్రజాపతయే నమో నమః ప్రజాపతయే నమో నమః ప్రజాపతయే నమః ప్రజాపతయే నమో నమః ప్రజాపతయే ప్రజాపతయే నమోధిపతయేధిపతయే నమః ప్రజాపతయే ప్రజాపతయే నమోధిపతయే ప్రజాపతయ ఇది ప్రజాపతయే నమోధిపతయేధిపతయే నమో నమోధిపతయేధిపతిరధిపతిరధిపతయే నమో నమోధిపతయేధిపతి అధిపతయేధిపతిరధిపతిరధిపతయేధిపతిరస్యధిపతిరధిపతిరధిపతిరస్యధిపతిరధిపతిరస్యధిపతిరధిపతిరస్యధిపతిరధిపతిరస్యధిపతిరధిపతిరస్యధిపతిరధిపతిరస్యధిపతిరధిపతిరస్యధిపతిరధిపతిరస్యధిపతిరధిపతిరస్యధిపతిరధిపతిరస్యధిపతిరధిపతిరస్యధిపతిరధిపతిరస్యధిపతిరధిపతిరస్యధిపతిరధిపతిరస్యధిపతిరధిపతిరస్యధిపతిరధిపతిరస్యధిపతిరధిపతిరస్యధిపతిరధిపతిరస్యధిపతిరధిపతిరస్యధిపతిరధిపతిరస్యధిపతిరధిపతిరస్యధిపతిరధిపతిరస్యధిపతిరధిపతిరస్ మాకురు అధిపతిమిత్యధిపతి మాకురు కురు మా కురు అధిపతిరధిపతి కురు మా కురు అధిపతి కుర్వధిపతిరధిపతిరహమహమధిపతిరహం అధిపతిరహమహమధిపతిరధిపతిరహం ప్రజానామహమధిపతిరధిపతిరహం ప్రజానాధిపతిరధిపతి అహం ప్రజానామహమహం ప్రజానాం భూయాసం భూయాసం ప్రజానామహమహం ప్రజానాం భూయాసం ప్రజానాం భూయాసం భూయాసం ప్రజానాం ప్రజానాం భూయాసం మాం మాం భూయాసం ప్రజానాం ప్రజానాం భూయాసం మాం ప్రజానామిది ప్రజానాం భూయాసం మాం మాం భూయాసం భూయాసం మాం ధేహి ధేహి మాం భూయాసం భూయాసం మాం ధేహి మాం ధేహి ధేహి మాం మాం ధేహి మయి మయి ధేహి మాం మాం ధేహి మయి ధేహి మయి మయి ధేహి ధేహి మయి ధేహి ధేహి మయి ధేహి ధేహి మయి ధేహి మయి ధేహి ధేహి మయి మయి ధేష్యుపాకృతాయోపాకృతాయ ధేహి మయి మయి ధేష్యుపాకృతాయ ధేష్యుపాకృతాయోపాకృతాయ ధేహి ధేష్యుపాకృతాయ స్వాహా స్వాహోపాకృతాయ ధేహి ధేష్యుపాకృతాయ స్వాహా ఉపాకృతాయ స్వాహా స్వాహోపాకృతాయోపాకృతాయ స్వాహారబ్ధాయారబ్ధాయ స్వాహోపాకృతాయోపాకృతాయ స్వాహారబ్ధాయ ఉపాకృతాయేత్యుపాకృతాయ స్వాహా స్వాహారబ్ధాయ స్వాహా స్వాహారబ్ధాయ స్వాహా స్వాహారబ్ధాయ స్వాహా స్వాహారబ్ధాయ స్వాహా స్వాహారబ్ధాయ స్వాహా స్వాహారబ్ధాయ స్వాహా స్వాహారబ్ధాయ స్వాహా స్వాహారబ్ధాయ స్వాహా స్వాహారబ్ధాయ స్వాహా స్వాహారబ్ధాయ స్వాహా స్వాహారబ్ధాయ స్వాహా స్వాహారబ్ధాయ స్వాహా స్వాహారబ్ధాయ స్వాహా స్వాహారబ్ధాయ స్వాహా స్వాహారబ్ధాయ స్వాహా మయోర్వాతో అభ్యభివాతో మయోర్వాతో అభి మయోభూరితి మయ భూ వాతో అభ్యభివాతో వాతో అభివాతు వాత్వభివాతో వాతో అభివాతు అభివాతు వాత్వభ్యభివాతూశ్రా ఉశ్రావాత్వభ్యభివాతూశ్రా వాతూశ్రా ఉశ్రావాతు వాతూశ్రా ఊర్జస్వీరూర్జస్వీరుశ్రావాతు వాతూశ్రా ఊర్జస్వీ ఉస్రా ఊర్జస్వీ ఊర్జస్వీరుస్రా ఉస్రా ఊర్జస్వీ రోషధీరోషధీరుర్జస్వీరుస్రా ఉస్రా ఊర్జస్వీరోషధీ ఊర్జస్వీరోషధీరోషధీరోర్జస్వీరోషధీరోషధీరోషధీరోషధీరోషధీరోషధీరాదిషందామౌషధీరోషధీరాదిషందాం దేవస్వదేర్దేవధన్యా దేవధన్యా పిబంద పిబంద దేవధన్యా పిబంద పిబంద దేవధన్యా పిబంద వసాయా వసాయ పిబంద దేవధన్యా దేవధన్యా పిబంద వసాయా దేవధన్యా ఇది జీవా ధన్యా పిబంద వసాయా వసాయ పిబంద పిబంద వసాయ పద్మతే పద్మతే వసాయ పిబంద పిబంద వసాయ పద్మతే ఏకరూపా ఏకరూపా ఏకరూపా విరూపా విరూపా ఏకరూపాయా సాంగిరసోంగిరసోయాయా అంగిరసస్తపసా తపసాంగిరసోయాయా అంగిరసస్తపసా అంగిరసస్తపసా తపసాంగిరసోంగిరసస్తపసే తపసాంగిరసోంగిరసస్తపసే తపసే తపసా తపసేహ చక్రుశ్చక్రుహ తపసా తపసేహ చక్రు ఇహ చక్రుశ్చక్రుహేహ చక్రుస్థాభ్యస్థాభ్యశ్చక్రుహేహ చక్రుస్థాభ్య చక్రుస్థాభ్యస్థాభ్యశ్చక్రుశ్చక్రుస్థాభ్య పర్జన్య పర్జన్యతాభ్యశ్చక్రుశ్చక్రుస్థాభ్య పర్జన్య తాభ్య పర్జన్య పర్జన్యతాభ్యస్థాభ్య పర్జన్యమహి మహి పర్జన్యతాభ్యస్థాభ్య పర్జన్యమహి పర్జన్యమహిమహి పర్జన్య పర్జన్యమహి శర్మ శర్మమహి పర్జన్య పర్జన్యమహి శర్మ మహి శర్మ శర్మమహి మహి శర్మ యచ్చ యచ్చ శర్మమహి మహి శర్మ యచ్చ శర్మ యచ్చ యచ్చ శర్మ శర్మ యచ్చ యచ్చేతి యచ్చ యా దేవేషు దేవేషు యా దేవేషు తనువం తనువం దేవేషు యా దేవేషు తనువం దేవేషు తనువం తనువం దేవేషు దేవేషు తనువమైరయంతైరయంత తనువం దేవేషు దేవేషు తనువమైరయంత తనవమైరయంతైరయంత తనవం తనవమైరయంతయా సాయ్యా సామైరయంత తనవం తనవమైరయంతయా సాం ఐరయంతయా సాయ్యా సామైరయంతైరయంతయా సాగో సోమ సోమోయా సామైరయంతైరయంతయా సాగో సోమ యా సాగో సోమ సోమోయా సాయ్యా సాగో సోమో విశ్వా విశ్వా సోమోయా సాయ్యా సాగో సోమో విశ్వా సోమో విశ్వా విశ్వా సోమ సోమో విశ్వా రూపాణి రూపాణి విశ్వా సోమ సోమో విశ్వా రూపాణి విశ్వారూపాణి రూపాణి విశ్వా విశ్వా రూపాణి వేద వేద రూపాణి విశ్వా విశ్వా రూపాణి వేద రూపాణి వేద వేద రూపాణి రూపాణి వేద వేదే వేద అస్మభ్యమస్మభ్యం దాస్తా అస్మభ్యం వయసా వయసా అస్మభ్యం దాస్తా అస్మభ్యం వయసా అస్మభ్యం వయసా వయసా అస్మభ్యమస్మభ్యం వయసా విన్మమానా పిన్మమానా పయసాస్మభ్యమస్మభ్యం పయసా విన్మమానా అస్మభ్యమిత్యస్మాభ్యం పయసా పిన్వమానా పిన్వమానా పయసా పయసా పిన్వమానా ప్రజావతే ప్రజావతే పిన్వమానా పయసా పయసా పిన్వమానా ప్రజావతే పిన్వమానా ప్రజావతే ప్రజావతే పిన్వమానా పిన్వమానా ప్రజావతేరింద్రేంద్ర ప్రజావతే పిన్వమానా పిన్వమానా ప్రజావతేరింద్ర ప్రజావతేరింద్రేంద్ర ప్రజావతే ప్రజావతేరింద్ర గోష్ఠే గోష్ట ఇంద్ర ప్రజావతే ప్రజావతేరింద్ర గోష్ఠే ప్రజాపతేరిజ ప్రజాపతి ఇంద్రగోష్ఠే గోష్ఠ ఇంద్రేంద్రగోష్ఠేరిహి గోష్ఠ ఇంద్రేంద్రగోష్ఠేరిహి గోష్ఠేరిహి గోష్ఠే గోష్ఠేరిహి గోష్ఠ ఇది గోహీతి ప్రజాపధర్మ్యం మహ్యం ప్రజాపతి ప్రజాపధర్మ్యమేత ఏతమహ్యం ప్రజాపతి ప్రజాపధర్మ్యమేత ప్రజాపతిరిజ ప్రజాపతి మహ్యమేత ఏతమహ్యం మహ్యమేతరణోరణ ఏతమహ్యం మహ్యమేతరణ ఏతరణోరణ ఏతరణో విశ్వైర్విశ్వైరణ ఏతరణో విశ్వై రణో విశ్వైర్విశ్వైరణో విశ్వైర్దేవైర్దేవైర్విశ్వైరణోరణో విశ్వైర్దేవై విశ్వైర్దేవైర్దేవైర్విశ్వైర్విశ్వైర్దేవైర్పితృభిర్పితృభిర్దేవైర్దేవైర్పితృభిర్సంవిధానసంవిధానపితృభిర్దేవైర్దేవైర్పితృభిర్సంవిధానపితృభిర్సంవిధానసంవిధానపితృభిర్పితృభిర్సంవిధానపితృభిర్దేవైర్దేవైర్పితృభిర్సంవిధానపితృభిర్సంవిధానపితృభిర్పితృభిర్సంవిధానపితృభిర్దేవైర్దేవైర్పితృభిర్సంవిధానపితృభిర్దేవైర్దేవైర్పితృభిర్సంవిధానపితృభిర్దేవైర్దేవైర్పితృభిర్సంవిధానపితృభిర్దేవైర్దేవైర్పితృభిర్సంవిధానపితృభిర్దేవైర్దేవైర్పితృభిర్సంవిధానప శివాస్తీరుప సతీర్వోపసతే సతీరుపనో న ఉపసతే సతీరుపన ఉపనో న ఉపోపనో గోష్ఠం గోష్ఠన్న ఉపోపనో గోష్ఠం నో గోష్ఠం గోష్ఠం నో నో గోష్ఠమా గోష్ఠం నో నో గోష్ఠమా గోష్ఠమా గోష్ఠం గోష్ఠమాకరకరా గోష్ఠం గోష్ఠమాక గోష్ఠమిది గోస్థం ఆకరకరాకస్తాసాంతాసామకరాకస్తాసామకరాకస్తాసామకరకస్తాసాం వయం వయం తాసామకరకస్తాసాం వయం తాసాం వయం వయం తాసాంతాసాం వయం ప్రజయా ప్రజయా వయం తాసాంతాసాం వయం ప్రజయా వయం ప్రజయా ప్రజయా వయం వయం ప్రజయాసకుంసం ప్రజయా వయం వయం ప్రజయాసం ప్రజయాసకుంసం ప్రజయా ప్రజయాసకుంసేమ సదేమ సంప్రజయా ప్రజయాసకుంసేమ ప్రజయేతి ప్రాజయా సకుంసేమ సదేమ సకుంసకుంసేమ సదేమేతి సదేమ ఇహ ధృతి ధృతిహేహ ధృతి స్వాహ స్వాహ ధృతిహేహ ధృతి స్వాహ ధృతి స్వాహ స్వాహ ధృతి ధృతి స్వాహే స్వాహ ధృతి ధృతి స్వాహేహ స్వాహేహ స్వాహా స్వాహేహ విధృతిర్విధృతిరిహ స్వాహా స్వాహేహ విధృతి ఇహ విధృతిర్విధృతిరిహేహ విధృతి స్వాహా స్వాహా విధృతిరిహేహ విధృతి స్వాహా విధృతి స్వాహా స్వాహా విధృతిర్విధృతి స్వాహేహేహ స్వాహా విధృతిర్విధృతి స్వాహేహ విధృతిరితి ధృతి స్వాహేహేహ స్వాహా స్వాహేహ రంతిరంతిరిహ స్వాహా స్వాహేహ రంతి ఇహరంతి రంతిరిహే హరంతి స్వాహా స్వాహా రంతిరిహే హరంతి స్వాహా రంతి స్వాహా స్వాహా రంతి రంతి స్వాహే హస్వాహా రంతి రంతి స్వాహేహ స్వాహేహే హస్వాహా స్వాహే హరమతి రమతిరిహ స్వాహా స్వాహే హరమతి ఇహ రమతి రమతిరిహే హరమతి స్వాహా స్వాహా రమతిరిహే హరమతి స్వాహా రమతి స్వాహా స్వాహా రమతి రమతి స్వాహా మహీం మహేరు స్వాహా రమతి రమతి స్వాహా మహీం స్వాహా మహీం మహేరు స్వాహా స్వాహా మహేము మహేరు స్వాహా స్వాహా మహేము మహేము మహీం మహేమోషు మహీం మహేమోషు ఊషుషు సుత్రమాణకం సుత్రమాణకం సూషు సుత్రమాణం సుసుత్రమాణకం సుత్రమాణకం సుసు సుత్రమాణం సుత్రమాణమితి సుత్రమాణం చిగ్స్విచ్చింగిగ్స్విదాసీదాసేచ్చింగిగ్స్విదాసీద్విదాసీద్విదాసీత్ పూర్వజిత్తి పూర్వజిత్తిరాసేచ్చిదాసేత్ పూర్వజిత్తి ఆసేత్ పూర్వజిత్తి పూర్వజిత్తిరాసీదాసేత్ పూర్వజిత్తి కింజిం పూర్వజిత్తిరాసీదాసేత్ పూర్వజిత్తి కిం పూర్వజిత్తి కింజిం పూర్వజిత్తి పూర్వజిత్తి కిగ్స్విచ్చిం పూర్వజిత్తి పూర్వజిత్తి కిగ్స్విద పూర్వచిత్తిరితి పూర్వచిత్తిగ్స్విచ్చింగిగ్స్విదాసీదాసేచ్చింగిగ్స్విదాసీదాసీదాసేచ్చుదాసేద్బృహద్బృహదాసేచ్చుదాసేద్బృహద్ ఆసేద్ బృహత్ బృహదాసీనాసే బృహద్వయోమయ బృహదాసీనాసేద్ బృహద్వయ బృహద్వయోమయ బృహద్ బృహద్వయ వయ ఇది వయ చిగ్స్విచ్చింగిగ్స్విదాసీనాసేచ్చింగిగ్స్విదాసీ శిలాసేదాసేత్ంగిలాశంగిలాసేత్ంగిలా ఆసేత్ పిశంగిలా పిశంగిలాసేదాసేత్ పిశంగిలా కింజిం పిశంగిలాసేదాసేత్ పిశంగిలా కింజిం పిశంగిలా పిశంగిలా కిగ్రస్యత్ంగిం పిశంగిలా పిశంగిలా కిగ్రస్యత్ంగిగ్రస్యదాసేదాసేత్ంగిగ్రస్యదాసే శ్రీరాధేరాధేరాధేరాధేరాధేరాధేరాధేరాధేరాధేరాధేరాధేరాధేరాధేరాధేరాధేరాధేరాధేరాధేరాధేరాధేరాధేరాధేరాధేరాధేరాధేరాధేరాధేరాధేరాధేరాధేరాధేరాధేరాధేరాధేరాధేరాధేరాధేరాధేరాధేరాధేరాధేరాధేరాధేరాధేరాధేరాధేరాధేరాధేరాధేరాధేరాధేరాధేరాధేరాధేరాధేరాధేరాధేరాధేరాధేరాధేరాధేరాధేరాధేరాధేరాధేరాధేరాధేరాధేరాధేరాధేరాధేరాధేరాధేరాధేరాధేరాధేరాధేరాధేరాధేరాధేరాధేరాధేరాధేరాధేరాధేరాధేరాధేరాధేరాధేరాధేరాధేరాధేరాధేరాధేరాధ పూర్వచిత్తిపూర్వచిత్తిరశ్వ ఆసీన పూర్వచిత్తి పూర్వచిత్తి అశ్వ ఆసీదాసీదశ్వశ్వ ఆసీద్ బృహద్ బృహదాసీదశ్వశ్వ ఆసీద్ బృహద్ ఆసీద్ బృహద్ బృహదాసీదాసీద్ బృహద్వయోమయో బృహదాసీదాసీద్ బృహద్వయ బృహద్వయోమయో బృహద్ బృహద్వయ వయ ఇది మయ రాత్రిరాసీదాసీద్రాత్రీ రాత్రిరాసీద్ిశంగిలా పిశంగిలాసీద్రాత్రీ రాత్రిరాసీద్ిశంగిలా ఆసీత్ పిశంగిలా పిశంగిలాసీదాసీత్ పిశంగిలా విరవి పిశంగిలాసీదాసీత్ పిశంగిలాభి పిశంగిలా విరవి పిశంగిలా పిశంగిలా విరాసీదాసీదవి పిశంగిలా పిశంగిలా విరాసీద్ అవిరాసీదాసీత విరవిరాసీత్ పిలిప్పిలా పిలిప్పిలాసీత విరవిరాసీత్ పిలిప్పిలా ఆసీత్ పిలిప్పిలా పిలిప్పిలాసీదాసీత్ పిలిప్పిలా పిలిప్పిలేది పిలిప్పిలా అశ్విక్షిత్కస్విరేఖాఖ్యే కాకీ స్విత్కస్త్రిరేఖాకీ స్విరేఖాఖ్యే కాకీ స్విత్సురే కాకీ చరతి ఏకాకీ చరతి చరత్యే కాకీ చరతి కశ్చరత్యే కాఖ్యే కాకీ చరదిక చరదిక కశ్చరతి చరదిక ఉ కశ్చరతి చరదిక ఉ క ఉ క ఉ స్విత్ స్విదు క ఉ స్విత్ స్విత్ స్విదు స్విత్ జాయతే స్విదు స్విత్ జాయతే పునః జాయతే స్విత్ స్విత్ జాయతే పునః జాయతే పునః జాయతే జాయతే పునః పునరిది పునః జిగ్ స్విత్ స్విత్ కిం జిగ్ స్విత్ హిమస్య హిమస్య స్విత్ కిం జిగ్ స్విత్ హిమస్య స్విద్ధిమస్య స్విద్విద్విమస్య భేషజం భేషజగో హిమస్య స్విద్విద్విమస్య భేషజం హిమస్య భేషజం భేషజగో హిమస్య హిమస్య భేషజం కింకిం భేషజగో హిమస్య హిమస్య భేషజం కిం భేషజం కింకిం భేషజం భేషజం జిగ్గస్విత్కిం భేషజం భేషజం జిగ్గస్విద జిగ్గస్విత్కిం జిగ్గస్విదావపనమావపనగ్గస్విత్కిం జిగ్గస్విదావపనం స్విదావపనమావపనగ్గస్విత్స్విదావపనం మహన్ మహదావపనగ్గస్విత్స్విదావపనం మహద ఆవపనం మహన్ మహదావపనమావపనం మహద ఆవపనమిత్యావపనం మహదితి మహద్ సూర్య ఏకాఖ్యేకాకీ సూర్య సూర్య ఏకాకీచరతి చరత్యేకాకీ సూర్య సూర్య ఏకాకీచరతి ఏకాకీచరతి చరత్యేకాఖ్యేకాకీచరతి చంద్రమాశ్చంద్రమాశ్చరత్యేకాఖ్యేకాకీచరతి చంద్రమా చరతి చంద్రమాశ్చంద్రమాశ్చరతి చరతి చంద్రమా జాయతే జాయతే చంద్రమాశ్చరతి చరతి చంద్రమా జాయతే చంద్రమా జాయతే జాయతే చంద్రమాశ్చంద్రమా జాయతే పునః పునర్జాయతే చంద్రమాశ్చంద్రమా జాయతే పునః జాయతే పునః పునర్జాయతే జాయతే పునః పునరిది పునః అగ్నిర్హిమస్య హిమస్యాగ్నిరగ్నిర్హిమస్య భేషజం భేషజగో హిమస్యాగ్నిరగ్నిర్హిమస్య భేషజం హిమస్య భేషజం భేషజగో హిమస్య హిమస్య భేషజం భూమిర్భూమిర్భేషజగో హిమస్య హిమస్య భేషజం భూమి భేషజం భూమిర్భూమిర్భేషజం భేషజం భూమిరావపనమావపనం భూమిర్భేషజం భేషజం భూమిరావపనం భూమిరావపనమావపనం భూమిర్భూమిరావపనం మహన్ మహదావపనం భూమిర్భూమిరావపనం మహద ఆవపనం మహన్ మహదావపనమావపనం మహద ఆవపనమిత్యావపనం మహదిది మహద పృచ్ఛామి త్వా పృచ్ఛామి పృచ్ఛామి త్వాపరం వరం త్వా పృచ్ఛామి పృచ్ఛామి త్వాపరం త్వాపరం వరం త్వా పరమంతమంతం పరం త్వా పరమంతం పరమంతమంతం పరం పరమంతం పృథివ్యా పృథివ్యా అంతం పరం పరమంతం పృథివ్యా అంతం పృథివ్యా పృథివ్యా అంతమంతం పృథివ్యా పృచ్ఛామి పృచ్ఛామి పృథివ్యా అంతమంతం పృథివ్యా పృచ్ఛామి పృథివ్యా పృచ్ఛామి పృచ్ఛామి పృథివ్యా పృథివ్యా పృచ్ఛామి త్వా పృచ్ఛామి పృథివ్యా పృథివ్యా పృచ్ఛామి త్వా పృచ్ఛామి త్వా పృచ్ఛామి పృచ్ఛామి త్వా భువనస్య భువనస్య త్వా పృచ్ఛామి పృచ్ఛామి త్వా భువనస్య త్వా భువనస్య భువనస్య త్వా భువనస్య నాభిం నాభిం భువనస్య త్వా భువనస్య నాభిం భువనస్య నాభిం నాభిం భువనస్య భువనస్య నాభిం నాభిరితి నాభిం పృచ్ఛామి త్వా పృచ్ఛామి పృచ్ఛామి త్వా వృష్ణో వృష్ణస్త్వా పృచ్ఛామి పృచ్ఛామి త్వా వృష్ణ త్వా వృష్ణో వృష్ణస్త్వా త్వా వృష్ణో అశ్వస్యాశ్వస్య వృష్ణస్త్వా త్వా వృష్ణో అశ్వస్య వృష్ణో అశ్వస్యాశ్వస్య వృష్ణో వృష్ణో అశ్వస్య రేదో రేదోశ్వస్య వృష్ణో వృష్ణో అశ్వస్య రేత అశ్వస్య రేదో రేదోశ్వస్యాశ్వస్య రేత పృచ్ఛామి పృచ్ఛామి రేదోశ్వస్యాశ్వస్య రేత పృచ్ఛామి రేత పృచ్ఛామి పృచ్ఛామి రేదో రేత పృచ్ఛామి వాచో వాచ పృచ్ఛామి రేదో రేత పృచ్ఛామి వాచ పృచ్ఛామి వాచో వాచ పృచ్ఛామి పృచ్ఛామి వాచ పరమం పరమం వాచ పృచ్ఛామి పృచ్ఛామి వాచ పరమం వాచ పరమం పరమం వాచో వాచ పరమం వ్యోమ వ్యోమ పరమం వాచో వాచ పరమం వ్యోమ పరమం వ్యోమ వ్యోమ పరమం పరమం వ్యోమ వ్యోమే దివి ఓమ వేది మాహురాహుర్వేదిం వేది మాహుపరం పరమాహుర్వేదిం వేది మాహుపరం ఆహుపరం పరమాహురాహుపరమంతమంతం పరమాహురాహుపరమంతం పరమంతమంతం పరం పరమంతం పృథివ్యా పృథివ్యా అంతం పరం పరమంతం పృథివ్యా అంతం పృథివ్యా పృథివ్యా అంతమంతం పృథివ్యా యజ్ఞం యజ్ఞం పృథివ్యా అంతమంతం పృథివ్యా యజ్ఞం పృథివ్యా యజ్ఞం యజ్ఞం పృథివ్యా పృథివ్యా యజ్ఞమావరాహుర్యజ్ఞం పృథివ్యా పృథివ్యా యజ్ఞమాహు యజ్ఞమావరాహుర్యజ్ఞం యజ్ఞమావర్భవనస్య భువనస్యావర్యజ్ఞం యజ్ఞమావర్భవనస్య ఆవర్భవనస్య భువనస్యావరావర్భవనస్య నాభిన్నాభిం భువనస్యావరావర్భవనస్య నాభిం భువనస్య నాభిన్నాభిం భువనస్య భువనస్య నాభిం నాభిమితి నాభిం సోమమాహురాహ సోమగో సోమమాహుర్వృష్ణ వృష్ణ ఆహుస్వామగో సోమమాహుర్వృష్ణ ఆహుర్వృష్ణ వృష్ణ ఆహురాహుర్వృష్ణ అశ్వస్యాశ్వస్య వృష్ణ ఆహురాహుర్వృష్ణ అశ్వస్య వృష్ణ అశ్వస్యాశ్వస్య వృష్ణ వృష్ణ అశ్వస్య రేతో రేతోశ్వస్య వృష్ణ వృష్ణ అశ్వస్య రేత అశ్వస్య రేతో రేతో అశ్వస్యాశ్వస్య రేతో బ్రహ్మ బ్రహ్మ రేతో అశ్వస్యాశ్వస్య రేతో బ్రహ్మ రేతో బ్రహ్మ బ్రహ్మ రేతో రేతో బ్రహ్మైవ బ్రహ్మ రేతో రేతో బ్రహ్మైవ బ్రహ్మైవైవ బ్రహ్మ బ్రహ్మైవ వాచో వాచ ఏవ బ్రహ్మ బ్రహ్మైవ వాచ ఏ వాచో వాచ ఏవైవ వాచః పరమం పరమం వాచ ఏవైవ వాచః పరమం వాచః పరమం పరమం వాచో వాచః పరమం వ్యోమ వ్యోమ పరమం వాచో వాచః పరమం వ్యోమ పరమం వ్యోమ వ్యోమ పరమం పరమం వ్యోమ వ్యోమేతి ఓమ అమంబే అంబాల్యం బాల్యం వేంబే అంబాల్యం వికేంద్రికే అంబాల్యం వేంబే అంబాల్యం వికే అంబాల్యం వికేంద్రికే అంబాల్యం బాల్యం వికేన నాంబికే అంబాల్యం బాల్యం వికేన అంబికేన నాంబికేంద్రికే నమానాంబికేంద్రికే నమామాన నమానయతి నయతి మాన నమానయతి మానయతి నయతి మానయతి కోనయతి మానయతి క నయతి కోనయతి నయతి కశ్చన జన కోనయతి నయతి కశ్చన కశ్చన జనక కశ్చన జనేతి జన సదస్యశ్వకోశ్వక అశ్వక సుభగే కాంతేన వాసిని కాంతేన వాసిని సుభగే సుభగే కాంతేన వాసిని సువర్గే సువర్గే కాంతేన వాసిని సుభగే సుభగే కాంతేన వాసిని సువర్గే సుభగరిభగే కాంతేన వాసిని సువర్గే సువర్గే కాంతేన వాసిని కాంతేన వాసిని సువర్గే లోకే లోకే సువర్గే కాంతేన వాసిని కాంతేన వాసిని సువర్గే లోకే కాంతేన వాసిని కాంతేన వాసిని సువర్గే లోకే లోకే సువర్గే సువర్గే లోకే సగుసం లోకే సువర్గే సువర్గే లోకే సం సువర్గ ఇది సువహార్గే లోకే సగుసం లోకే లోకే సంప్రప్రసం లోకే లోకే సంప్ర సంప్రప్రసగం సంప్రోర్ణ్వాథామోర్ణ్వాథాం ప్రసగం సంప్రోర్ణ్వాథాం ప్రోర్ణ్వాథామోర్ణ్వాథాం ప్రప్రోర్ణ్వాథాం ఊర్ణ్వాథామిత్యోర్ణ్వాథాం ఆహమహమాహమజాన్యజాన్యహమాహమజాని అహమజాన్యజాన్యహమహమజాని గర్భధం గర్భధమజాన్యహమహమజాని గర్భధం అజాని గర్భధం గర్భధమజాన్యజాని గర్భధమా గర్భధమజాన్యజాని గర్భధమా గర్భధమా గర్భధం గర్భధమాత్వం త్వమాగర్భధం గర్భధమాత్వం గర్భధమిది గర్భాధం ఆత్మం త్వమాత్మజాసి జాసి త్వమాత్మజాసి త్వమజాసి జాసి త్వం త్వమజాసి గర్భధం గర్భధమజాసి త్వం త్వమజాసి గర్భధం అజాసి గర్భధం గర్భధమజాసి జాసి గర్భధం గర్భధమిది గర్భాధం తౌ సహ సహ తౌ తౌ సహ చతురశ్చతురస్సహ తౌ తౌ సహ చతుర సహ చతురశ్చతురస్సహతరస్పదస్పదశ్చతురస్పదశ్చతురస్పదస్పదశ్చతురస్పదస్సంపదస్పదస్సంప్రప్రసంపదస్పదస్సంప్రప్రసంపదస్పదస్సంప్రప్రసంపదస్పదస్సంప్రసారయావహీ సారయావహీ ప్రసగుం సంప్రసారయావహీ ప్రసారయావహీ సారయావహీ ప్రప్రసారయావహీ సారయావహా ఇది సారయావహీ వృషాభాం వాం వృషా వృషాభాగూరే ఏతోధాతుధాతురేతోధాతుధాతుధాతురేతోరేతోధాతుధాతుధాతుధాతుధాతుధాతుధాతుధాతుధాతుధాతుధాతుధాతుధాతుధాతుధాతుధాతుధాతుధాతుధాతుధాతుధాతుధాతుధాతుధాతుధాతుధాతుధాతుధాతుధాతుధాతుధాతుధాతుధాతుధాతుధాతుధాతుధాతుధాతుధాతుధాతుధాతుధాతుధాతుధాతుధాతుధాతుధాతుధాతుధాతుధాతుధాతుధాతుధాతుధాతుధాతుధాతుధాతుధాతుధాతుధాతుధాతుధాతుధాతుధాతుధాతుధాతుధాతుధాతుధాతుధాతుధాతుధాతుధాతుధాతుధాతుధాతుధాతుధాతుధాతుధాతుధాతుధాతుధాతుధాతుధాతుధాతుధాతుధ ఉదంధేష్యంజిమ్ జీవభోజన ఇది జీవ భోజన ఆసామాసాయ్యోయ ఆసాం విలధావనో విలధావన ఆసాయ్యోయ ఆసాం విలధావన ఆసాం విలధావనో విలధావన ఆసామాసాం విలధావన విలధావన ఇది విలధావన ప్రియస్త్రీణాస్త్రీణాం ప్రియ ప్రియస్త్రీణామపీచ్యో వీచ్యస్త్రీణాం ప్రియ ప్రియస్త్రీణామపీచ్య స్త్రీణామపేచ్యో వీచ్యస్త్రీణాగుస్త్రీణామపేచ్య అపేచ్యపేచ్య యాధామాసాయ్యోయ ఆసాం కృష్ణే కృష్ణ ఆసాయ్యోయ ఆసాం కృష్ణే ఆసాం కృష్ణే కృష్ణ ఆసామాసాం కృష్ణే లక్ష్మణి లక్ష్మణి కృష్ణ ఆసామాసాం కృష్ణే లక్ష్మణి కృష్ణే లక్ష్మణి లక్ష్మణి కృష్ణే కృష్ణే లక్ష్మణి సర్దిగుది సర్దిగుది లక్ష్మణి కృష్ణే కృష్ణే లక్ష్మణి సర్దిగుది లక్ష్మణి సర్దిగుది సర్దిగుది లక్ష్మణి లక్ష్మణి సర్దిగుదిం పరావధే పరావధే సర్దిగుది లక్ష్మణి లక్ష్మణి సర్దిగుదిం పరావధే సర్దిగుదిం పరావధే పరావధే సర్దిగుది సర్దిగుదిం పరావధేత్ పరావధేది పరావధేత్ అంబే అంబాల్యం బాల్యం వేంబే అంబాల్యం దికేం దికే అంబాల్యం వేంబే అంబాల్యం దికే అంబాల్యం దికేం దికే అంబాల్యం బాల్యం దికేన నాం దికే అంబాల్యం బాల్యం దికేన అంబికేన నాం దికేం దికే నమానాం దికేం దికే నమామాన నమాయ భజయ భజి మాన నమాయ భజి మాయ భజయ భజి మామాయ భజి కోయ భజి మామాయ భజి యభజి కోయ భదయ భజి కశ్చన చన కోయ భదయ భజి కశ్చన కశ్చన జనక కశ్చన జనేది జన సదస్యశ్వకోశ్వక సదస్తి సదస్యశ్వక అశ్వకరిత్యశ్వక ఊర్ధ్వామే నామే నామోర్ధ్వామోర్ధ్వామే నాముదుదే నామోర్ధ్వామోర్ధ్వామే నాముదు హే నాముదుదే నామే నాముచ్చ్రయతాశ్రయనాదుదే నామే నాముచ్చ్రయతా ఉచ్చ్రయతాచ్చ్రయతాదుచ్చ్రయతాద్వేణ భారం వేణుభారగ్గుశ్రయతాదుచ్చ్రయతాద్వేణ భారం శ్రయతాద్వేణ భారం వేణుభారగ్గుశ్రయతాశ్రయతాద్వేణ భారం గిరౌ గిరౌ వేణుభారగ్గుశ్రయతాశ్రయతాద్వేణ భారం గిరౌ వేణుభారం గిరౌ గిరౌ వేణుభారం వేణుభారం గిరావి వేమ గిరౌ వేణుభారం వేణుభారం గిరావి వా వేణుభారమితి వేణు భారం గిరావి వేమ గిరౌ గిరావి వాతి వా అథా అస్యా అథా అథా అథా అథా అథా అథా అథా అథా అథా అథా అథా అథా అథా అథా అథా అథా అథా అథా అథా అథా అథా అథా అథా అథా అథా అథా అథా అథా అథా అథా అథా అథా అథా అథా అథా అథా అథా అథా అథా అథా అథా అథా అథా అథా అథా అథా అథా అథా అథా అథా అథా అథా అథా అథా అథా అథా అథా అథా అథా అథా అథా అథా అథా అథా అథా అథా అథా అథా అథా అథా అథా అథా అథా అథా అథా అథా అథా అథా అథా అథా అథా అథా అథా అథా అథా అథా అథా అథా అథా అథా అథా అథా అథా అథా అథా అథా అథా అథా అథా అథా అథా అథా అథా అథా అథా అథా అథా అథా అథా అథా అథా అథా అథా అథా అథా అథా అథా అథా అథా అథా అథా అథా అథా అథా అథా అ వాతే వాతే పునన్ వాతే పునన్ పునర్వాతే వాతే పునన్నివేవ పునర్వాతే వాతే పునన్నివ పునన్నివేవ పునన్ పునన్నివ ఇవేతివ అంబే అంబాల్యం బాల్యం వేయం వే అంబాల్యం బికే మృగే అంబాల్యం వేయం వే అంబాల్యం బికే అంబాల్యం బికేం బికే అంబాల్యం బాల్యం బికేన నాంబికే అంబాల్యం బాల్యం బికేన అంబికేన నాంబికేం బికే నమానాంబికేం బికే నమా నమాయభతి యభతి మాన నమాయభతి మాయభతి యభతి మాయభతి కోయభతి మాయభతి యభతి కోయభతి యభతి కశ్చన జన కోయభతి యభతి కశ్చన కశ్చన జనక కశ్చన క్షణేతి జన సదస్యశ్వకోశ్వకస్తదస్యశ్వక అశ్వకరిణీ హరిణీ యద్ధరణీయమయ్యవగం హరిణీయద్యద్ధరణీయవం హరణీయమయ్యవగం హరిణీ హరిణీయమత్యవగం హరిణీ హరిణీయమత్తియవమత్యవమయ్యవమత్తినయ్యవమత్తిన అత్తిన నాత్యత్తిన పుష్టం పుష్టన్నాత్యత్తిన పుష్టం న పుష్టం పుష్టన్నన పుష్టం పశు పశు పుష్టన్నన పుష్టం పశు పుష్టం పశు పశు పుష్టం పుష్టమన్యతే మన్యతే పశు పుష్టం పుష్టమన్యతే పశుమన్యతే మన్యతే పశు పశుమన్యతే మన్యతే శ్రోత్రాయ్యోత్రా శ్రోత్రాయ హర్యజారార్యజారాయోత్రా శ్రోత్రాయ హర్యజారా యదర్యజారార్యజారాయ్యదర్యజారానార్యజారాయ్యదర్యజారాన అర్యజారానార్యజారార్యజారాన పోషాయ పోషాయ నార్యజారార్యజారాన పోషాయ అర్యజారేత్యర్యజారా న పోషాయ పోషాయ నన పోషాయ ధనాయతి ధనాయతి పోషాయ నన పోషాయ ధనాయతి పోషాయ ధనాయతి ధనాయతి పోషాయ పోషాయ ధనాయతి ధనాయతీతి ధనాయతి అంబే అంబాల్యం బాల్యం వేంబే అంబాల్యం జగేంబికే అంబాల్యం వేంబే అంబాల్యం జగే అంబాల్యం జగేంబికే అంబాల్యం బాల్యం జగేననాంబికే అంబాల్యం బాల్యం జగేన అంబికేన నాంబికేంబికే నమానాంబికేంబికే నమామాన నమాయ భజయ భజి మాన నమాయ భజి మాయ భజయ భజి మామాయ భజి కః కోయ భజి మామాయ భజి కః జపలిక కోయ భయ భజి కశ్చన జన కోయ భయ భజి కశ్చన కశ్చన జనక కశ్చన జనేది జన సదత్యశ్వకోశ్వకస్తి సదత్యశ్వక అశ్వక ఇత్యశ్వక యయంజకాయకేయ వియంజకాశకుంతికాశకుంతికాయకేయ వియంజకాశకుంతికాయకాశకుంతికాశకుంతికా యకాయకాశకుంతికా హలమాహలకోశకుంతికా యకాయకాశకుంతికా హలం శకుంతికా హలమాహలకో శకుంతికా శకుంతికా హలమిదిత్యాహలకో శకుంతికా శకుంతికా హలమితి ఆహలమిదిత్యాహలమాహలమితి సత్పది సత్పదీత్యాహలమాహలమితి సత్పది ఆహలమిత్యాహలం ఇది సత్పది సత్పదీది సత్పది సత్పదీది సత్పది ఆహదంగభే గభ ఆహతమాహతంగభేపసో గభ ఆహతమాహతంగభేపస ఆహతమిత్యాహతం గభే పసః పశో గభే గభే పశోని పశో గభే గభే పశోని పశోని నిపసః పశో నిజల్గులీతి జల్గులీతి నిపసః పశో నిజల్గులీతి నిజల్గులీతి జల్గులీతి నిజల్గులీతి ధానికా ధానికా జల్గులీతి నిజల్గులీతి ధానికా జల్గులీతి ధానికా ధానికా జల్గులీతి జల్గులీతి ధానికా ధానికేతి ధానికా అంబే అంబాల్యం బాల్యం వేంబే అంబాల్యం వికేంబికే అంబాల్యం వేంబే అంబాల్యం వికే అంబాల్యం వికేంబికే అంబాల్యం బాల్యం వికేన నాంబికే అంబాల్యం బాల్యం వికేన అంబికేన నాంబికేంబికే నమానాంబికేంబికే నమామాన నమాయ భజయ భజి మాన నమాయ భజి మాయ భజయ భజి మామాయ భజి కః కోయ భజి మామాయ భజి కః భజి కః కోయ భజయ భజి కశ్చన చన కోయ భజయ భజి కశ్చన కశ్చన జనకః కశ్చన చనేది జన సదస్యశ్వకోశ్వకస్తదస్తిసదస్యశ్వక అశ్వక ఇత్యశ్వక మాతాచిత మాతాచితే చ మాతా మాతాచితే చతే చతే పితా పితాతే చతే పితా హే పితా పితాతే తే పితాచిత పితాతే తే పితాచ పితాచిత పితా పితాచితే చ పితా పితాచితే చతే చతే క్రమగ్రంథే చతేగ్రం ఏగ్రమగ్రంథేగ్రం వృక్ష వృక్షగ్రంథేగ్రం వృక్ష అగ్రం వృక్ష వృక్షగ్రమగ్రం వృక్ష రోహతో రోహతో వృక్షగ్రమగ్రం వృక్ష రోహత వృక్ష రోహతో రోహతో వృక్ష రోహత రోహత ఇది రోహత ప్రసులామి సులామి ప్రసులామీతి సులామి ప్రసులామీతి సులామీతి సులామి సులామీతి తేత ఇది సులామి సులామీతి తే ఇదితే పితా పితా తే పితా గభే గభే పితా తే పితా గభే పితా గభే గభే పితా పితా గభే ముష్టిం ముష్టిం గభే పితా పితా గభే ముష్టిం గభే ముష్టిం ముష్టిం గభే గభే ముష్టిమత గుంసయత గుంసయన్ ముష్టిం గభే గభే ముష్టిమత గుంసయత్ ముష్టిమత గుంసయత గుంసయన్ ముష్టిం ముష్టిమత గుంసయత్ అతగుంసయదిత్యత గుంసయత్ ధిక్రావృణో అకారిషమకారిషం దిక్రావృణో దిక్రావృణో అకారిషం జిష్ణోర్జిష్ణోరకారిషం దిక్రావృణో దిక్రావృణో అకారిషం జిష్ణో దిక్రావృణ ఇది దిక్రావృణ అకారిషం జిష్ణోర్జిష్ణోరకారిషమకారిషం జిష్ణోరశ్వస్యాశ్వస్య జిష్ణోరకారిషమకారిషం జిష్ణోరశ్వస్య జిష్ణోరశ్వస్యాశ్వస్య జిష్ణోర్జిష్ణోరశ్వస్య వాదినో వాదినో అశ్వస్య జిష్ణోర్జిష్ణోరశ్వస్య వాదిన అశ్వస్య వాజినో వాజినో అశ్వస్యాశ్వస్య వాజిన వాజిన ఇది వాజిన సురభినో నస్సురభితురభినో ముఖాముఖా నస్సురభితురభినో ముఖా నో ముఖాముఖా నో నో ముఖాకరత్కరన్ముఖా నో నో ముఖాకరత్ ముఖాకరత్కరన్ముఖాముఖాకరత్ర ప్రకరన్ముఖాముఖాకరత్ర కరత్ర ప్రకరత్కరత్రణో నః ప్రకరత్కరత్రణ ప్రణో నః ప్రణ ఆయోగుష్యాయోగుంషి నః ప్రణ ఆయోగుంషి ఆయోగుష్యాయోగుంషి నో న ఆయోగుంషి తారిషత్తారిషదాయోగుంషి నో న ఆయోగుంషి తారిషత్ ఆయోగుంషి తారిషత్తారిషదాయోగుష్యాయోగుంషి తారిషత్ తారిషదిది తారిషత్ ఆపోహిష్ట్యాప ఆపోహిష్ఠస్థ్యాప ఆపోహిష్ఠ శిష్ఠస్థ హిష్ఠామయో భువోమయో భువస్థ హిష్ఠామయో భువః స్థామయోభవస్తామయోభవస్తామయోభవస్తామయోభవస్తామయోభవస్తామయోభవస్తామయోభవస్తానో నస్తామయోభవమయోభవస్థాన మయోభవతి మయ భువ తానో నస్తాస్తాన ఊర్జూర్జే నస్తాస్తాన ఊర్జే నూర్జ ఊర్జేనో నూర్జే దాతన దాతనోర్జేనో నూర్జే దాతన ఊర్జే దాతన దాతనోర్జ ఊర్జే దాతన దాతనేతి దాతన మహేరణాయరణాయ మహే మహేరణాయ చక్షసే చక్షసేరణాయ మహే మహేరణాయ చక్షసే రణాయ చక్షసే చక్షసేరణాయరణాయ చక్షసే చక్షస ఇది చక్షసే యోగో భూయో యోగ శివతమ శివతమో భూయో యోగ శివతమ అశ్వతమ శివతమో భోవ శివతమోరసోరథ శివతమో భోవ శివతమోరథ శివతమోరసోరథ శివతమ శివతమోరథస్తస్యరథ శివతమ శివతమోరథస్తస్య శివతమ ఇది శివతమ తరసోరథస్తస్య భాజేత భాజేత తస్యరసోరథస్తస్య భాజేత తస్య భాజేత భాజేత తస్యరస్య భాజేతేహేహ భాజేత తస్యరస్య భాజేతేహ భాజేతేహేహ భాజేత భాజేతేహ నోన ఇహ భాజేత భాజేతేహ నః ఇహ నోన ఇహేహ న ఇది నః ఉషతీరి వేవోషతీరు షతీరివ మాతరో మాతర ఇవోషతీరు షతీరివ మాతర ఇవ మాతరో మాతర ఇవేవ మాతర మాతర ఇది మాతర తస్మా అరమరందస్మై తస్మా అరంగమామగమామారందస్మై తస్మా అరంగమామ అరంగమామగ మామారమరంగమామవో భోగమామారమరంగమామవ గమామవో భోగమామగమామవో యస్య భోగమామగమామవో యస్య భోయస్య యస్య వో భోయస్య క్షయాయ క్షయాయ యస్య వో భోయస్య క్షయాయ యస్య క్షయాయ క్షయాయ యస్య యస్య క్షయాయ జన్వథ జన్వథ క్షయాయ యస్య యస్య క్షయాయ జన్వథ క్షయాయ జన్వథ జన్వథ క్షయాయ క్షయాయ జన్వథ జన్వథేది జన్వథ ఆపో జనయథ జనయథాప ఆపో జనయథాచ జనయథాప ఆపో జనయథాచ జనయథాచ జనయథ జనయథాచ నోనశ్చ జనయథ జనయథాచన సమానశ్చ జన ఇది భూర్భువో భువో భూర్భువస్సువస్సువర్భువో భూర్భూర్భువస్సువ భువస్సువస్సువర్భువో భువస్సువర్వసవోవసవస్సువర్భువో భువస్సువర్వసవ సువర్వసవోవసవస్సువస్సువర్వసవస్వాత్వాసవస్సువస్సువర్వసవస్వా వసవస్వాసవోవసవస్వాంజంతుంజంతుంజంతు ఆంజంతుంజంతుంజంతు గాయత్రేణ గాయత్రేణ ఆంజంతుంజంతు గాయత్రేణ అంజంతు గాయత్రేణ గాయత్రేణ ఆంజంతుంజంతు గాయత్రేణ ఛందసా ఛందసా గాయత్రేణ ఆంజంతుంజంతు గాయత్రేణ ఛందసా గాయత్రేణ ఛందసా ఛందసా గాయత్రేణ గాయత్రేణ ఛందసా రుద్రారుద్రాశ్చందసా గాయత్రేణ గాయత్రేణ ఛందసా రుద్రా ఛందసా రుద్రారుద్రాశ్చందసా ఛందసా రుద్రాస్వా ఆత్మా రుద్రాశ్చందసా ఛందసా రుద్రాస్వా రుద్రాస్వా ఆత్మా రుద్రారుద్రాస్వా ఆంజంత్వంజంతు రుద్రారుద్రాస్వా ఆంజంతు ంజంతుంజంతుంజంతుంజంతుంజంతుంజంతుంజంతుంజంతుంజంతుంజంతుంజంతుంజంతుంజంతుంజంతుంజంతుంజంతుంజంతుంజంతుంజంతుంజంతుంజంతుంజంతుంజంతుంజంతుంజంతుంజంతుంజంతుంజంతుంజంతుంజంతుంజంతుంజంతుంజంతుంజంతుంజంతుంజంతుంజంతుంజంతుంజంతుంజంతుంజంతుంజంతుంజంతుంజంతుంజంతుంజంతుంజంతుంజంతుంజంతుంజంతుంజంతుంజంతుంజంతుంజంతుంజంతుంజంతుంజంతుంజంతుంజంతుంజంతుంజంతుంజంతుంజంతుంజంతుంజంతుంజంతుంజంతుంజంతుంజంతుంజంతుంజంతుంజంతుంజంతుంజంతుంజంతుంజంతుంజం ఛందసా త్రైష్ణుభేనాంగ్యంతం ఛందత్రైష్ణుభేన ఛందసా త్రైష్ణుభేన ఛందసా ఛందసా త్రైష్ణుభేన త్రైష్ణుభేన ఛందసా ఆదిత్యా ఛందసా త్రైష్ణుభేన త్రైష్ణుభేన ఛందసా ఛందసాదిత్యా ఆదిత్యాశ్చందసా ఛందసాదిత్యాస్వాదిత్యాశ్చందసా ఛందసాదిత్యాస్వా ఆదిత్యాస్వాదిత్యా ఆదిత్యాస్వాంజన్పంజన్త్వాదిత్యా ఆదిత్యాస్వాంజంతు పాంజన్పంజన్త్వాంజంతు జాగతేన జాగతేనాంజన్త్వాంజంత జాగతేన అంజంత జాగతేన జాగతేనాంజన్పంజంతు జాగతేన ఛందసా ఛందసా జాగతేనాంజన్పంజంతు జాగతేన ఛందసా జాగతేన ఛందసా ఛందసా జాగతేన జాగతేన ఛందసా యజ్ఛందసా జాగతేన జాగతేన ఛందసా యజ్ఛందసా ఛందసా యద్వాతో వాతో యజ్ఛందసా ఛందసా యద్వాతో వాతో యజ్జద్వాతో అపోపో వాతో యజ్జద్వాతో అప వాతో అపోపో వాతో వాతో అపో అగమదగమదపో వాతో వాతో అపో అగమద అపో అగమదగమదపోపో అగమదింద్రస్యేంద్రస్యాగమదపోపో అగమదింద్రస్య అగమదింద్రస్యేంద్రస్యాగమదగమదింద్రస్యనువంతరవమింద్రస్యాగమదగమదింద్రస్యనువం ఇంద్రస్యనువంతరవమింద్రస్యేంద్రస్యనువం ప్రియాం ప్రియాంతరవమింద్రస్యేంద్రస్యనువం ప్రియాం ప్రియామితి ప్రియా ఏతగ్గుస్తోతస్తోతరేతమేతగ్గుస్తోతరేతేనైతేన స్తోతరేతమేతగ్గుస్తోతరేతేన స్తోతరేతేనైతేన స్తోతస్తోతరేతేన తథావథైతేన స్తోతస్తోతరేతేన తథా ఏతేన తథావథైతేనైతేన తథా పునః పునః పథైతేనైతేన తథా పునః తథా పునః పునః తథా పునరశ్వమశ్వం పునః తథా పునరశ్వం పునరశ్వమశ్వం పునః పునరశ్వమాశ్వం పునః పునరశ్వమా అశ్వమాశ్వమశ్వమావర్తయాసి యశో మమ కృణ్వన్న కేతవే పేష పేషో కేతవే కృణ్వన్ కృణ్వన్న కేతవే పేష అకేతవే పేష పేషో కేతవే కేతవే పేషో మర్యా మర్యా పేషో కేతవే కేతవే పేషో మర్యా పేషో మర్యా మర్యా పేష పేషో మర్యా అపేషతే పేషతే మర్యా పేష పేషో మర్యా అపేషతే మర్యా అపేషతే పేషతే మర్యా మర్యా అపేషతే అపేషస ఇత్యపేషతే సముషద్భిరుషద్భ్యస్తకం సముషద్భిరజాయథ అజాయథ ఉషద్భ్యస్తకం సముషద్భిరజాయథ ఉషద్భిరజాయథ అజాయథ ఉషద్భిరుషద్భిరజాయథ ఉషద్భిరిత్యుషద్భిః అజాయథ ఇత్యజాయథ ప్రాణాయ స్వాహ స్వాహ ప్రాణాయ ప్రాణాయ స్వాహ ధ్యానాయ ధ్యానాయ స్వాహ ప్రాణాయ ప్రాణాయ స్వాహ ధ్యానాయ ప్రాణాయేతి ప్రాణాయ స్వాహ ధ్యానాయ ధ్యానాయ స్వాహ స్వాహ ధ్యానాయ స్వాహ స్వాహ ధ్యానాయ స్వాహ స్వాహ ధ్యానాయ స్వాహ ధ్యానాయ స్వాహ స్వాహ ధ్యానాయ ధ్యానాయ స్వాహ పానాయ పానాయ స్వాహ ధ్యానాయ ధ్యానాయ స్వాహ పానాయ ధ్యానాయేతి అనాయ స్వాహ పానాయ పానాయ స్వాహ స్వాహ పానాయ స్వాహ స్వాహ పానాయ స్వాహ స్వాహ పానాయ స్వాహ బాణాయ స్వాహ స్వాహ బాణాయ బాణాయ స్వాహ స్నాభ్య స్నాభ్య స్వాహ బాణాయ బాణాయ స్వాహ స్నాభ్య బాణాయేత్య బాణాయ స్వాహ స్నాభ్య స్నాభ్య స్వాహ స్వాహ స్నాభ్య స్వాహ స్వాహ స్నాభ్య స్వాహ స్వాహ స్నాభ్య స్వాహ స్నాభ్య స్వాహ స్వాహ స్నాభ్య స్నాభ్య స్వాహ సంధారేభ్య సంధారేభ్య స్వాహ స్నాభ్య స్నాభ్య స్వాహ సంధారేభ్య స్నాభ్య స్నాభ్య స్వాహ సంతానేభ్య సంతానేభ్య స్వాహ స్వాహ సంతానేభ్య స్వాహ స్వాహ సంతానేభ్య స్వాహ స్వాహ సంతానేభ్య స్వాహ సంతానేభ్య స్వాహ స్వాహ సంతానేభ్య సంతానేభ్య స్వాహ పరిసంతానేభ్య పరిసంతానేభ్య స్వాహ సంతానేభ్య సంతానేభ్య స్వాహ పరిసంతానేభ్య సంతానేభ్య ఇది సంతానేభ్య స్వాహ పరిసంతానేభ్య పరిసంతానేభ్య స్వాహ స్వాహ పరిసంతానేభ్య స్వాహ స్వాహ పరిసంతానేభ్య స్వాహ స్వాహ పరిసంతానేభ్య స్వాహ పరిసంతానేభ్య స్వాహ స్వాహ పరిసంతానేభ్య పరిసంతానేభ్య స్వాహ పర్వభ్య పర్వభ్య స్వాహ పరిసంతానేభ్య పరిసంతానేభ్య స్వాహ పర్వభ్య పరిసంతానేభ్య ఇది పరి సంతానేభ్య స్వాహ పర్వభ్య పర్వభ్య స్వాహ స్వాహ పర్వభ్య స్వాహ స్వాహ పర్వభ్య స్వాహ స్వాహ పర్వభ్య స్వాహ పర్వభ్య స్వాహ స్వాహ పర్వభ్య పర్వభ్య స్వాహ సంధానేభ్య సంధానేభ్య స్వాహ పర్వభ్య పర్వభ్య స్వాహ సంధానేభ్య పర్వభ్య ఇది పర్వభ్య స్వాహ సంధానేభ్య సంధానేభ్య స్వాహ స్వాహ సంధానేభ్య స్వాహ స్వాహ సంధానేభ్య స్వాహ స్వాహ సంధానేభ్య స్వాహ సంధానేభ్య స్వాహ స్వాహ సంధానేభ్య సంధానేభ్య స్వాహ శరీరేభ్య శరీరేభ్య స్వాహ సంధానేభ్య సంధానేభ్య స్వాహ శరీరేభ్య సంధానేభ్య ఇది సంధానేభ్య స్వాహ శరీరేభ్య శరీరేభ్య స్వాహ స్వాహ శరీరేభ్య స్వాహ స్వాహ శరీరేభ్య స్వాహ స్వాహ శరీరేభ్య స్వాహ శరీరేభ్య స్వాహ స్వాహ శరీరేభ్య శరీరేభ్య స్వాహ యజ్ఞాయ యజ్ఞాయ స్వాహ శరీరేభ్య శరీరేభ్య స్వాహ యజ్ఞాయ స్వాహ యజ్ఞాయ యజ్ఞాయ స్వాహ స్వాహ యజ్ఞాయ స్వాహ స్వాహ యజ్ఞాయ స్వాహ స్వాహ యజ్ఞాయ స్వాహ స్వాహ స్వాహ యజ్ఞాయ యజ్ఞాయ స్వాహ దక్షిణాభ్యో దక్షిణాభ్య స్వాహ యజ్ఞాయ యజ్ఞాయ స్వాహ దక్షిణాభ్య స్వాహ దక్షిణాభ్యో దక్షిణాభ్య స్వాహ స్వాహ దక్షిణాభ్య స్వాహ స్వాహ దక్షిణాభ్య స్వాహ స్వాహ దక్షిణాభ్య స్వాహ దక్షిణాభ్య స్వాహ స్వాహ దక్షిణాభ్యో దక్షిణాభ్య స్వాహ స్వర్గాయ స్వర్గాయ స్వాహ దక్షిణాభ్యో దక్షిణాభ్య స్వాహ స్వర్గాయ స్వాహ స్వర్గాయ స్వర్గాయ స్వాహ స్వాహ స్వర్గాయ స్వాహ స్వాహ స్వర్గాయ స్వాహ స్వాహ స్వర్గాయ స్వాహ స్వర్గాయ స్వాహ స్వాహ స్వర్గాయ స్వర్గాయ స్వాహ లోకాయ లోకాయ స్వాహ స్వర్గాయ స్వర్గాయ స్వాహ లోకాయ స్వర్గాయేతి స్వాహకాయ స్వాహ లోకాయ లోకాయ స్వాహ స్వాహ లోకాయ స్వాహ స్వాహ లోకాయ స్వాహ స్వాహ లోకాయ స్వాహ లోకాయ స్వాహ స్వాహ లోకాయ లోకాయ స్వాహ సర్వస్మై సర్వస్మై స్వాహ లోకాయ లోకాయ స్వాహ సర్వస్మై స్వాహ సర్వస్మై సర్వస్మై స్వాహ స్వాహ సర్వస్మై స్వాహ స్వాహ సర్వస్మై స్వాహ స్వాహ సర్వస్మై స్వాహ సర్వస్మై స్వాహ స్వాహ సర్వస్మై సర్వస్మై స్వాహ స్వాహ సిదాయ స్వాహ స్వాహ సిదాయ సిదాయ స్వాహ సిదాయ సిదాయ స్వాహ సిదాయ స్వాహ సిదాయ సిదాయ స్వాహ సిదాయ స్వాహ సిదాయ స్వాహ స్వాహ సిదాయ స్వాహ అసిదాయ స్వాహా స్వాహాసిదాయ అసిదాయ స్వాహా వేదాయ వేదాయ స్వాహాసిదాయ అసిదాయ స్వాహా వేదాయ స్వాహాభేదాయ వేదాయ స్వాహా స్వాహాభేదాయ స్వాహా స్వాహాభేదాయ స్వాహా స్వాహాభేదాయ స్వాహా అభిహేదాయ స్వాహా స్వాహాభేదాయ వేదాయ స్వాహానభేదాయానభేదాయ స్వాహాభేదాయ వేదాయ స్వాహానభేదాయ అభిహితాయేత్యభిహితాయ స్వాహానభేదాయానభేదాయ స్వాహా స్వాహానభేదాయ స్వాహా స్వాహానభేదాయ స్వాహా స్వాహానభేదాయ స్వాహా అనభేదాయ స్వాహా స్వాహానభేదాయానభేదాయ స్వాహా యుక్తాయ యుక్తాయ స్వాహానభేదాయానభేదాయ స్వాహా యుక్తాయ అనభేదాయేత్యనభేదాయ స్వాహాయుక్తాయ యుక్తాయ స్వాహా స్వాహాయుక్తాయ స్వాహా స్వాహాయుక్తాయ స్వాహా స్వాహాయుక్తాయ స్వాహా యుక్తాయ స్వాహా స్వాహాయుక్తాయ యుక్తాయ స్వాహాయుక్తాయ యుక్తాయ స్వాహాయుక్తాయ యుక్తాయ స్వాహాయుక్తాయ స్వాహాయుక్తాయ యుక్తాయ స్వాహా స్వాహాయుక్తాయ స్వాహా స్వాహాయుక్తాయ స్వాహా స్వాహాయుక్తాయ స్వాహా అయుక్తాయ స్వాహా స్వాహాయుక్తాయ యుక్తాయ స్వాహా యుక్తాయ యుక్తాయ స్వాహాయుక్తాయ యుక్తాయ స్వాహా యుక్తాయ స్వాహా సుయుక్తాయ సుయుక్తాయ స్వాహా స్వాహా సుయుక్తాయ స్వాహా స్వాహా సుయుక్తాయ స్వాహా స్వాహా సుయుక్తాయ స్వాహా స్వాహా సుయుక్తాయ సుయుక్తాయ స్వాహోద్యుక్తాయోద్యుక్తాయ స్వాహా సుయుక్తాయ సుయుక్తాయ స్వాహోద్యుక్తాయ సుయుక్తాయేతశోయుక్తాయ స్వాహోద్యుక్తాయోద్యుక్తాయ స్వాహా స్వాహోద్యుక్తాయ స్వాహా స్వాహోద్యుక్తాయ స్వాహా స్వాహోద్యుక్తాయ స్వాహా ఉద్యుక్తాయ స్వాహా స్వాహోద్యుక్తాయోద్యుక్తాయ స్వాహా విముక్తాయ విముక్తాయ స్వాహోద్యుక్తాయోద్యుక్తాయ స్వాహా విముక్తాయ ఉద్యుజుతాయేత్యుదుర్జుక్తాయ స్వాహా విముక్తాయ విముక్తాయ స్వాహా స్వాహా విముక్తాయ స్వాహా స్వాహా విముక్తాయ స్వాహా స్వాహా విముక్తాయ స్వాహా విముక్తాయ స్వాహా స్వాహా విముక్తాయ విముక్తాయ స్వాహా ప్రముక్తాయ ప్రముక్తాయ స్వాహా విముక్తాయ విముక్తాయ స్వాహా ప్రముక్తాయ విముక్తాయే దివి ముక్తాయ స్వాహా ప్రముక్తాయ ప్రముక్తాయ స్వాహా స్వాహా ప్రముక్తాయ స్వాహా స్వాహా ప్రముక్తాయ స్వాహా స్వాహా ప్రముక్తాయ స్వాహా ప్రముక్తాయ స్వాహా స్వాహా ప్రముక్తాయ ప్రముక్తాయ స్వాహా వంచదే వంచదే స్వాహా ప్రముక్తాయ ప్రముక్తాయ స్వాహా వంచదే ప్రముక్తాయే రిప్రాముక్తాయ స్వాహా వంచదే వంచదే స్వాహా స్వాహా వంచదే స్వాహా స్వాహా వంచదే స్వాహా స్వాహా వంచదే స్వాహా వంచదే స్వాహా స్వాహా వంచదే వంచదే స్వాహా పరివంచదే పరివంచదే స్వాహా వంచదే వంచదే స్వాహా పరివంచదే స్వాహా పరివంచదే పరివంచదే స్వాహా స్వాహా పరివంచదే స్వాహా స్వాహా పరివంచదే స్వాహా స్వాహా పరివంచదే స్వాహా పరివంచదే స్వాహా స్వాహా పరివంచదే పరివంచదే స్వాహా సంవంచదే సంవంచదే స్వాహా పరివంచదే పరివంచదే స్వాహా సంవంచదే పరివంచద ఇది పరి వంచదే స్వాహా సంవంచదే సంవంచదే స్వాహా స్వాహా సంవంచదే స్వాహా స్వాహా సంవంచదే స్వాహా స్వాహా సంవంచదే స్వాహా సంవంచదే స్వాహా స్వాహా సంవంచదే సంవంచదే స్వాహా నవంచదే నవంచదే స్వాహా సంవంచదే సంవంచదే స్వాహా నవంచదే సంవంచద ఇది సంవంచదే స్వాహా నవంచదే నవంచదే స్వాహా స్వాహా నవంచదే స్వాహా స్వాహా నవంచదే స్వాహా స్వాహా నవంచదే స్వాహా అనవంచదే స్వాహా స్వాహా నవంచదే నవంచదే స్వాహోధ్వంచద ఉద్వంచదే స్వాహా నవంచదే నవంచదే స్వాహోధ్వంచదే అనువంచద ఇత్యనువంచదే స్వాహోధ్వంచద ఉద్వంచదే స్వాహా స్వాహోధ్వంచదే స్వాహా స్వాహోధ్వంచదే స్వాహా స్వాహోధ్వంచదే స్వాహా ఉద్వంచదే స్వాహా స్వాహోధ్వంచద ఉద్వంచదే స్వాహాయతే స్వాహోధ్వంచద ఉద్వంచదే స్వాహాయతే ఉద్వంచద ఇత్యుద్వంచదే స్వాహాయే జలే స్వాహా స్వాహాయే స్వాహా స్వాహాయే స్వాహా స్వాహాయే స్వాహా జలే స్వాహా స్వాహాయే జలే స్వాహా ధావతే ధావతే స్వాహాయే జలే స్వాహా ధావతే స్వాహా ధావతే ధావతే స్వాహా స్వాహా ధావతే స్వాహా స్వాహా ధావతే స్వాహా స్వాహా ధావతే స్వాహా ధావతే స్వాహా స్వాహా ధావతే ధావతే స్వాహా దుర్వదే నిష్టదే స్వాహా ధావతే ధావతే స్వాహా తిష్టదే స్వాహా తిష్టదే నిష్టదే స్వాహా స్వాహా తిష్టదే స్వాహా స్వాహా తిష్టదే స్వాహా స్వాహా తిష్టదే స్వాహా తిష్టదే స్వాహా స్వాహా తిష్టదే నిష్టదే స్వాహా సర్వస్మై సర్వస్మై స్వాహా తిష్టదే నిష్టదే స్వాహా సర్వస్మై స్వాహా సర్వస్మై సర్వస్మై స్వాహా స్వాహా సర్వస్మై స్వాహా స్వాహా సర్వస్మై స్వాహా సర్వస్మై స్వాహా సర్వస్మై స్వాహా స్వాహా సర్వస్మై సర్వస్మై స్వాహా స్వాహే స్వాహా ఇది సప్తమకాండే చతుర్థ ప్రపాఠకస్య గణపాఠ సమాప్తః.